మనం ధన్యులమయ్యాం. యుధిష్ఠిరునికి జరిగినటువంటి అద్భుతమైన పట్టాభిషేకం. ఈ పట్టాభిషేకం అయ్యాక కొన్నాళ్ళు ఉండి తర్వాత కృష్ణ పరమాత్మ అంటున్నాడు, యుధిష్ఠిర ఇంకా నేను ద్వారక్కి వెళ్ళి వస్తాను, నువ్వు రాజసూయ యాగం చాలా చక్కగా చేసేవయ్యా. అంటే స్వామి నీ అనుగ్రహం వల్ల ఇదంతా జరిగింది, రాజులందరూ నాకు వశమయ్యారంటే నువ్వు నా దగ్గరున్నావు గనక, నాదేమీ లేదు, నీ దగ్గర ఉండడమే నాకున్నటువంటి ఒకే ఒక్క అర్హత అని చెప్తే, నువ్వు ఎల్లవేళలా ధర్మాన్ని అంటిపెట్టుకునే విధంగా ఉండు, అనుగ్రహం ఉంటుంది అని చెప్పి తన మేనత్త అయినటువంటి కుంతీదేవికి కూడా చెప్పి సెలవు తీసుకున్నాడు. కృష్ణ పరమాత్మ ద్వారక్కి వెళ్ళాడు. ఈ ముఖ్య విషయం చాలా అవసరమండి. కృష్ణ పరమాత్మ ద్వారక్కి వెళ్ళాకే తర్వాత కదా అంతా జరుగుతోంది. ఇక్కడ మొత్తానికి కొన్నాళ్ళ తర్వాత వ్యాసదేవుడు యుధిష్ఠిరుని వద్దకు వచ్చినప్పుడు ఏకాంతంలో కూర్చోబెట్టి యుధిష్ఠిరుడు వ్యాసుని ఒక ప్రశ్న వేశాడు. ఇది ఇక్కడ చాలా ముఖ్యం. ఈ కథ తర్వాత కథలోకి వెళ్ళబోయేటప్పుడు సంధి కథ. ఈ కథలోనే తర్వాత కథకు కావలసిన కూడా కీలకాంశాలు మనకు కనబడుతూ ఉంటాయి. ఇక్కడ పితామహ, అనేక ఉత్పాతాలు రాజ్యానికి వస్తూ ఉంటాయంటారే, ఉత్పాతాలు మూడు రకాలుగా ఉంటాయి. దివ్యము, అంతరిక్షము, భౌమము అని మూడు రకాల ఉత్పాతాలు ఉంటాయి. అంటే పిడుగులు పడ్డం మొదలైనవి దివ్యములు. ఇక అంతరిక్షములు అంటే ఉల్కలు రాలడం, ధూమకేతువులు కనబడడం మొదలైనవి అంతరిక్ష ఉత్పాతాలు. ఇక పార్థివము అంటే భౌమము అంటారు దీన్ని, అంటే భూమికి సంబంధించినవి, భూకంపము మొదలైనవి. ఇవి ఉత్పాతాలు. ఇవి కలిగినప్పుడు మొత్తం రాజ్యానికి చోటును చూపిస్తాయి. అలాంటి ఉత్పాతాలు ఇప్పుడు శాంతించాయంటావా? ఎందుకంటే ఇక్కడ శిశుపాలుని వధించినప్పుడు నువ్వు గమనించవలేదో, ఒక్కసారి భయంకరమైన ఉరుములు, మెరుపులు, భూకంపములు ఇవన్నీ వచ్చాయి అక్కడ. అందుకు ఉత్పాతాలు శిశుపాలుని మరణంతో శాంతించాయా లేక మొదలవుతాయా నాకు అర్థం కావట్లేదు. అంటే నీకు ఒక రహస్యం చెప్పడానికి వచ్చాను. అది కనిపించినది ఉత్పాతమే, దాని ఫలితం ప్రకారంగా 13 ఏళ్ల పాటు నువ్వు జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ సూచనలు, ఈ 13 ఏళ్ల పాటు ప్రభావం చూపించగలిగే ఉత్పాతాలు సూచిస్తున్నది ఏమిటంటే సర్వక్షత్రియ నాశనం అనే జరిగే అవకాశం ఉన్న సుమా. నీ కారణంగా, దుర్యోధన్ని అపరాధం కారణంగా, భీమార్జునుల పరాక్రమం కారణంగా భూమి మీద రాజులందరూ యుద్ధం చేసుకుని నాశనమయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది అంటూ నీకు స్వప్నంలో పరమేశ్వరుడు దక్షిణాభిముఖంగా ఉన్న దర్శనమవుతుంది, దాన్ని బట్టి నేను చెప్పిన మాట సత్యమని నీకు రూఢి అవుతుంది అని వివరించి, ఇలాంటి స్వప్నాన్ని నువ్వు చూసేక దీని గురించి ఏం చింతించకయ్యా, ఇదంతా ఒక కాలము, కాలోహి దురితిక్రమ, కాలాన్ని ఏ ఒక్కరూ దాటలేరు సుమా. నీకు శుభమొగ్గాక స్వస్తితేషు గమిష్యామి కైలాసం పర్వతం ప్రతి, నీకు స్వస్తి అగ్గాక నేను కైలాస పర్వతానికి వెళుతున్నాను. అప్రమత్త స్థితో దాంత పృథివీం పరిపాలయ. ఉత్పాతాలు కలిగినప్పుడు వాటి ఫలితాలు మనం ఆపలేకపోయినప్పటికీ కూడా జాగరూకత వహించి ఉండాలి సుమా. నువ్వు అప్రమత్తుడవై దాంతుడవై రెండు చెప్పారు ఇక్కడ. అప్రమత్త అంటే ఏమరపాటు లేకుండా, దాంత అంటే నిగ్రహ సంపన్నుడవై ఉండు. ఇలా నువ్వు ఉంటూ దివ్యాన్ని సాధించుకో అని చెప్పి వ్యాసుల వారు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ధర్మరాజుకు దుఃఖం కలిగింది. దుఃఖం కలుగుంటున్నాడు. పౌరుషంతో దైవాన్ని అడ్డుకోలేం. ఇది గొప్ప మాట అండి. ఇక్కడ పౌరుషము అంటే పురుష ప్రయత్నం, దైవం అంటే జరగాల్సింది. జరగాల్సిందాన్ని మన ప్రయత్నంతో అడ్డుకోలేం. మహర్షి చెప్పిందంతా జరుగుతుంది, ఏం చేస్తాం? కానీ నా కారణంగా క్షత్రియనాశనం అనే మాట వింటే నాకు ఈ క్షణమే మరణించాలనిపిస్తుంది అయ్యా అన్నట్టు. ఇక్కడ అంటే ధర్మరాజు హృదయం చూడండి, తదా తద్వచనం శృత్వా మరణే నిశ్చితామతి, ఈ క్షణమే నాకు మరణించినట్టు అనిపిస్తుంది, అందుకు నేనేం చెయ్యాలి అని అంటూ ఉంటే అర్జునుడు ఓదార్చుతాడు ఇక్కడ అద్భుతంగా. జరగాల్సిన దాని గురించి నువ్వేం చేయగలవు? నువ్వు నీ ధర్మంతో ఉండడమే నువ్వు చెయ్యాలి, కానీ ఇలాంటి మోహపూర్వకమైనటువంటి దుఃఖాన్ని తెచ్చుకోకు. అంటే అర్జున, ఈరోజు నేను ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాను అన్నాడు. ఈ నిర్ణయం తర్వాత గదికి చాలా ప్రధానం. నా ప్రవక్ష్యామి పరుషం, ఎందుకంటే నేను దుర్యోధనుడు అన్నదమ్ములు ఇవన్నీ చెప్పారు. శత్రుత్వం రాకుండా ఉంటే చాలు కదా, అప్పుడు క్షత్రియ నాశనం అవ్వదు. శత్రుత్వం రావడానికి కారణం ఏంటి? వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఏదైనా భేదములు ఏర్పడితే వస్తుంది. అందుకు భేదాలు ఏర్పడకుండా ఉండే విధంగా ఇవాటి నుంచి నేను కొన్ని నియమాలు పెట్టుకుంటాను అన్నాడు ఇక్కడ. నా ప్రవక్ష్యామి పరుషం భ్రాతృన్ అన్యాశ్చ పార్థివాన్. నా సోదరులతో కానీ, సోదరులు అంటే తన దగ్గరున్న భీమార్జునులే కాదు దుర్యోధనాదులతో కానీ, పార్థివాన్ ఇతర రాజులతో కానీ పరుషముగా మాట్లాడను. ఎందుకంటే ఒక్క పరుషువాక్కు చాలు రకరకాల యుద్ధాలకు హేతువుతుంది. పైగా స్థితో నిదేశే జ్ఞాతీనాం యోక్షే తత్సముదాహరన్, నా జ్ఞాతులు ఏదైనా చెప్తే మారు మాట్లాడకుండా చేస్తాను. ఇది గుర్తుపెట్టుకోవాలండి. నా జ్ఞాతులు ఏదైనా కోరుకుంటే వాళ్లతో ఏమి నేను విపరీతంగా మాట్లాడకుండా వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాను. ఇది కూడా తీసుకున్నాడు నిర్ణయం, ఒక దీక్షకిని తీసుకున్నాడు. ఏవం మే వర్తమానస్య స్వసుతేషు ఇతరేషు చ, నా కొడుకుల విషయంలో కూడా నేను అనవసరంగా వైరం తెచ్చుకోను. భేదో నభవితాలోకే భేదమూలోహి విగ్రహ, ఇది గొప్ప మాట అండి. ఒకరికొకరికి భేదాభిప్రాయాలు ఏర్పడితేనే యుద్ధాలు అనేది వస్తుంది. అందుకే భేదమూలోహి విగ్రహ, విగ్రహము అంటే ఇక్కడ అర్థం యుద్ధం. భేదమంటూ ఉంటే కదా యుద్ధం అంటూ ఉంటుంది. అందుకు విగ్రహం దూరతో రక్షన్ ప్రియాణ్యేవ సమాచారం, అందుకు శత్రుత్వాన్ని యుద్ధాన్ని దూరం పెట్టడానికి నేను అందరితో ప్రియంగా ఉంటాను, ఎక్కువ మాట్లాడిన ఎవరితో మౌనంగా ఉంటాను, మాట్లాడవలసి వస్తే పరుషంగా మాట్లాడను. వాచ్యతాం నగమిష్యామి లోకేషు మనుజర్షభా, ఈ నియమం తీసుకున్నాకే తర్వాత కదా జరిగిందండి. అందుకే నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ధర్మరాజు బయలుదేరాడు, ఎందుకు వెళ్ళాడు అని ప్రశ్నలు వస్తాయే, దానికి సమాధానం ఇది. అందుకే జాగ్రత్తగా ఏ నియమంతో ఉన్నాడు, ఇక్కడ నుంచి 13 ఏళ్ళు ఇలాగే ఉంటానాడు, ఇక్కడ మరొకటి తెలుసుకోవాలి. మనం ఎంత మనం జాగ్రత్తగా ఉన్నా భగవంతుడు వేసిన ప్రణాళికను ఎవరు ఆటలేరండి. ఇది తెలుసుకోవాలి, మన జాగ్రత్త మనం చేసుకున్నా తప్పదది. ఒక ఆయన పాపం ఎండ బాధ బాగా తట్టుకోలేక ఒక చెట్టు కిందకు వచ్చి నిలబడ్డట. అప్పుడు పైనుంచి టపీమని కాయపడి తలపగిలిందట. అంటే ఎండ నుంచి తలను కాపాడుకోవాలనుకున్నాడు, ఎలాగూ బాధ తప్పదు తలకి. అది తప్పించుకోవడానికి చెట్టు కింద దూరితే ఏమైంది, అంతకంటే భయంకరమైన జరిగింది. కనుక కొన్ని కొన్ని మనం తప్పించుకోవాలని ప్రయత్నించినా తప్పకుండా వచ్చి పడతాయి. అలాగని కర్మకు వదిలేస్తావా నువ్వు, వదలకి ఏం చేస్తావు? నీ ధర్మాన్ని నువ్వు వదలకుండా పట్టుకో, జరగాల్సింది ఏదైనా తట్టుకో. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇక్కడ మొత్తం కథలో చూపిస్తున్నది ఇక్కడ సందేశం. ఇక్కడ ఎంత జాగ్రత్త తీసుకున్నాడు అండి మహానుభావుడు. ఇక్కడ అలా తీసుకున్నాడు కనుకనే ఈయన గౌరవం దక్కింది, తర్వాత అన్నీ దక్కాయి. పైగా ఇతడు నిజమైన కారణం కాదు, నీ కారణంగా అంటే ఇతడి కారణం వేరు, ఇతడి ధర్మంలోనే ఉన్నాడు ఈ మహానుభావుడు. ఈ విధంగా అనుకున్న సమయంలో కథ మళ్ళీ ఇంకోవైపు వెళుతోంది మనకి. ఇంతవరకు సభ జరిగింది కదా చక్కగా. ఈ సభ జరిగిన తర్వాత ఎందరూ ఎవరి దారిని వాళ్ళు చక్కగా వెళుతూ ఉన్నారు. కానీ ఒక ఆయన ఉన్నట్ట, అందరూ ఎవరి దారిని వాళ్ళు వెళ్ళినా ఈయన మాత్రం వెళ్ళలేదు. ఆయన ప్రత్యేకించి ఉండిపోయేట ఒక ఆయన, ఆయన ఎవడే అంటే దుర్యోధనుడు. ఇది జాగ్రత్తగా వినాలండి. మయసభని చూడాలి డీటెయిల్డ్గా, ఎందుకంటే లోకంలో ఎవరికీ లేని సభ ఈయనకు వచ్చింది. అదేదో మొత్తం చూద్దాం, అది బుద్ధి పుట్టింది. అంతా అసూయ, మూర్తి భవించిన అసూయ దుర్యోధనుడు తెలుసుకోండి. ఇక్కడ వాడు అసూయ వల్లే మొత్తం ప్రమాదం ఏర్పడింది, మరొక్కటి లేదు. అసూయ అంటే మనం అనేక మార్లు చెప్పుకున్నాం, గుణాన్ని కూడా దోషంగా చూడడం, అది దౌర్భాగ్యం. అది పైగా వాడికి లేనిది వాడుకున్నది నాకు లేదని ఈర్ష, కనుక ఈర్ష అసూయ ఈ రెండు ప్రమాద హేతువులండి. ఆ రెండు కరడు గట్టి ఉన్నాయి మహానుభావుల్లో. ఇక్కడ తెలిస్తే జాగ్రత్తగా గమనించవచ్చు. ఆయన మైసభను చూడడానికి వెళ్ళాడు. ఇప్పుడు మైసభ గురించి, మైసభ చూడ్డానికి దుర్యోధనుడు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారో ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే తర్వాత కథలో మనం జాగ్రత్తగా, అందుకే ఇలాంటి కథలు విన్నప్పుడు కొనక్కుండా వినడం చాలా ముఖ్యం. అప్పుడు కథలు తెలుస్తుంటాయి. ఏది వేదాంతం చెప్తే వచ్చిందంటే అర్థం ఉంది, కానీ కథలు ఎప్పుడు వస్తాయా రావండి. ఈ మహానుభావుడు మైసభలోకి వెళ్ళేటప్పటికి పరిస్థితి ఏంటో చూడాలి. ఎందుకంటే మనం సాధారణంగా వినే కథల్లో ఏంటంటే మైసభలో భంగపడ్డప్పుడు ద్రౌపది నవ్వింది, ధర్మరాజు అవమానించాడు, కృష్ణుడు కూడా నవ్వాడని. బాధాకరమైన అంశం ఏంటంటే కవిత్రీ భారతంలో కూడా ఈ అంశములు ద్రౌపది నవ్వినట్లుగా ఉంది, కానీ మూల భారతంలో లేదు. ఇది తెలుసుకోవాలి. కృష్ణ పరమాత్మ కూడా అక్కడ లేడు, ధర్మరాజు కూడా అక్కడ లేడు. గతే ద్వారవతీం కృష్ణే సాత్వత ప్రవరే నృప, కృష్ణ పరమాత్మ అక్కడ లేడండి. అక్కడ తెలుసుకోవాల్సింది, ఇక్కడ గతే ద్వారవతీం కృష్ణే, కృష్ణుడు ద్వారకకు వెళ్ళిపోయిన తరువాత అని మొదలుపెట్టాడు అధ్యాయం చూడండి. ఇక్కడ వెళ్ళిన తర్వాత ఏకో దుర్యోధనో రాజా శకునుశ్చాపి సౌబలహ, సుబలుని పుత్రుడైన శకుని దుర్యోధనుడు వీళ్ళిద్దరు మాత్రమే. తస్యాం సభాయాం దివ్యాయాం ఉషతస్తౌ నరర్షభౌ అన్నాడు. ఇక్కడ వాళ్ళు ఉభయులు కలిసి, ఆ నరర్షభులు అంటే నరశ్రేష్ఠులైనటువంటి శకుని దుర్యోధనుడు కలిసి మైసభను చూడాలనుకున్నట్ట. దానితో వాళ్ళు లోపలికి ప్రవేశించి ఒక్కొక్కటి చూస్తూ వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఆ చూస్తున్నప్పుడు కొన్ని చోట్ల శకుని ఆగిపోతే తనంతాను దుర్యోధను ముందుకు వెళుతున్నాడు. గతేషు క్షత్రియేంద్రేషు సర్వేషు భరతర్షభ, జాగ్రత్తగా వినాలి. అందుకే అందరూ రాజులు వెళ్ళిపోయారు అప్పటికీ అన్నాడు. ఇంకెవరు మిగల్లే అయిపోయింది రాజ్యయోగం, అందరూ వెళ్ళిపోయారు, ఈయన మాత్రం కూర్చున్నాడు మైసభను మొత్తం పరిశీలిద్దామని. యుధిష్ఠిర సహామాత్య ప్రవివేశ పురోత్తమం, ధర్మరాజు కూడా తన మంత్రులతో కలిసి తన పురమైన ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోయాడు, తన కోటకు తాను వెళ్ళిపోయాడు అన్నారు. ఇక్కడ అలాంటి సమయంలో దుర్యోధనో మహారాజ శకునశ్చాపి సౌబల సభాయాం రమణీయాయాం తత్రైవాస్తే నరాధిప, తత్రైవ ఆస్తే రమణీయమైన సభలోనే వాళ్ళిద్దరూ ఉన్నారు పరిశీలించడానికి. అయితే అక్కడక్కడ రక్షకులు ఉన్నారండి, భీముడు అర్జునుడు కొన్ని కొన్ని మిగుళ్ళ పనులు ఉంటే చూడడానికి వాళ్ళు ఉన్నట్ట, అంతకు మించి ఎవ్వరూ లేరు అక్కడ. ద్రౌపదీదేవి లేదు, ఇది తెలుసుకోవాల్సినది. అయితే ఇది చూడాలని బయలుదేరాడు. బుద్ధి వక్రంగా ఉంటే కొన్ని తప్పవు, ఏం చేస్తాం. పైగా ఒక రమ్యంగా నిర్మించాడు కదా, కొన్ని చోట్ల కొలను లానక స్ఫటికమణులు పేర్చేట. ఆ స్ఫటికమణుల్ని చూడగానే ఒక్కసారి స్ఫాటిక స్థల మాసాధ్య జలమిత్యభిశంకయ స్వవస్థోత్కర్షణం రాజా కృతవాన్ బుద్ధిమోహిత అన్నారు. ఇక్కడ ఆ స్ఫటికములు పరిచి ఉన్నటువంటి నేల చూడ్డానికి ఒక తటాకల్లా ఉంది. అమ్మో ఇదేదో నీరు అనుకుని వస్త్రం పైకెత్తుకుని నడిచెట్టండి. అక్కడ అంటే చెప్తూ ఉంటే మనకే నవ్వు వచ్చింది కదా, చూస్తే నవ్వు రాదే చెప్పండి. ఎవరికైనా సహజమండి, ఎంత వాడైనా కొంచెం జారితే నవ్వు రావడం సహజం. ఎవరికి రాదండి, ఇక్కడ ఎత్తుకుని నడుస్తున్నట్టు. అక్కడ మరొక చోట నిజంగా కోనేరు కనపడింది. ఇది అలాంటిది అనుకున్నాడు, మామూలుగా నడిచారు, బట్టతో సహా తడిసి బోర్ల పడ్డట్టు. అక్కడ ఇలా ఒక్కొక్క చోట అలా పడ్డప్పుడు మాత్రం అక్కడ ఉన్నటువంటి భీముడు అర్జునుడు నవ్వు నవ్వేట్టండి. నవ్వేరే తప్ప పరిహాసం చేయలేదు. పరిహాసం వేరు, ఇలా పడినప్పుడు నవ్వడం వేరు. ఇందులో అవమానం ఏం లేదు. వీడు అసలు అవమానం వాళ్ళు నవ్వేరని కాదు, వేరే ఉంది తెలుసుకుందాం. ఇక్కడ మొత్తానికి ఎప్పుడైతే చుట్టూ చూసి వాళ్ళు నవ్వినట్టు అనుకున్నాడో అప్పుడు చాలా దుఃఖితుడయ్యాడు. కానీ నవ్వినందువల్లే కాదు, మొత్తం మీసభంతా పరిశీలించి ఏమిటి ఈ సంపద, పైగా ఎంత సంపద రాజులు ఇచ్చారో మొత్తం అకౌంట్ మెయింటైన్ చేసింది వీడే. కానీ ఎన్ని సంపదలు వచ్చాయి, ఎక్కడెక్కడ పెట్టాడో అన్నీ వీడికి తెలుసు. ఎంత కన్ను కుట్టిందండి, పాపం మంచి మనసుతో ధర్మరాజు అప్పగిస్తే చేసిన పనిది. నేను ఏది అపహరించలేదండి, అది మాత్రం వేరే విషయం. కానీ మొత్తం అకౌంట్ అప్పచెప్పాడు. కానీ కడుపు నిండా దుఃఖం, అసలు పుచ్చుకున్న యుధిష్ఠుడు గుర్తుందో లేదు, కానీ వీడికి ప్రతిదీ గుర్తుంది, ఎంత సంపద ఉందో వీడికి. ఈ స్థితిలో ఉన్నాడు. మొత్తానికి మైసభ చూసి ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే మైసభ లాంటి సభ ఇంకెక్కడ లేదు కదా. అందుకే అది మొత్తం చూసి పాండవశ్రీ ప్రతప్తస్య ధ్యాయమానస్య గచ్చత దుర్యోధనస్య నృపతే పాపామతి రజాయత. బాధాకరమైన అంశములు ఏంటంటే ఈ వాక్యములు తెలుగులో సరిగ్గా దిగలేదండి, మూలంలో అలా ఉన్నాయి. అందుకు జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. పాండవశ్రీ ప్రతప్తస్య అంటే పాండవుల సంపద చూసి ఉడికిపోతున్నటువంటి వాడు అన్నాడు. ఇక్కడ ప్రతప్త శబ్దం చాలా చక్కగా అంటే కొత కొతలాడిపోయాడని చక్కటి అనువాదం. కొత కొతలాడిపోతున్నటువంటి వాడు దాని గురించి ఆలోచిస్తూ వెడుతున్నట్ట. మరి అప్పుడు కాళ్ళు చేతులు పగలబాయని చెప్పండి. ఇక్కడ దానితో ఆలోచిస్తూ వెడుతున్న వాడికి దుర్బుద్ధి పుట్టింది. అందుకే పాపామతి రజాయత, పాప చింతన కలిగింది. పాప చింతన ఏమిటా? పాప చింతన అంటే పాండవుల్ని సర్వనాశనం చేయాలని పాప చింతన కలిగింది. ఎందుకంటే ఎన్ని లభించాయి ఈ మహానుభావుడికి, ఎంతమంది ఎన్నెన్ని ఇచ్చారు, ఇప్పుడు ఇది వీడి సంపద చూస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. సోహం శ్రియంచ తాం దృష్ట్వా సభాంతాంచ తథావిధాం రక్షిభిశ్చాపహాసంతం పరితప్యే యథాగ్నిన. ఈ శ్లోకంలో యథాతథంగా చదివి ఎందుకు చెప్తున్నామంటే, చాలామంది దుర్యోధనుడిని కేవలం ఆమె నవ్వింది గనక, ఇతరు మానధనుడు గనక అవమానానికి గురి అయి ఇంత పనిచేశాడు అనుకుంటున్నారు. ఇది చాలా పొరపాటు. దుర్యోధనాభిమానులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కొంచెం నొచ్చుకున్నా సత్యం సత్యమే తెలుసుకోండి. ఇక్కడ వాడికి అసలు ఏడు పంత ఏమిటో వాడే చెప్పుకున్నాడు, మనకెందుకు మొహమాటం. సోహం శ్రియంచ తాం దృష్ట్వా సభాంతాంచ తథావిధాం. ఆ యుధిష్ఠిరుని యొక్క సంపదని సభని చూసి అప్పుడు అతనికి తాపం కలిగింది. దానికి తోడు రక్షిభిశ్చాపహాసంతం, జాగ్రత్తగా వినాలి, అక్కడ కాపలాదారులు నవ్వినప్పుడు వాడికి బాధ కలిగింది. అది అప్పుడు అనుకుంటున్నట్ట, వన్నిమేవ ప్రవక్ష్యామి భక్షయిష్యామి వా విషం ఆపోవాపి ప్రవక్ష్యామి నహి శక్ష్యామి జీవితం. నిప్పుల్లోనైనా పడతాను, విషమైనా మింగేస్తాను, నీటిలో పడిపోతాను. అనేక చోట్ల ఇదే మాట అంటుంటాడు దుర్యోధనుడు, చచ్చిపోతా చచ్చిపోతాను. పరమ దుర్మార్గుడికి ఇలాంటి నోట మాటలు వస్తుంటాయి తెలుసుకోండి. మాటికి చచ్చిపోతా ఉరిపోసుకుంటా అనేవాళ్ళందరూ ఇట్టాడు జాతి తెలుసుకోవాల్సింది. ఇక్కడ అదేం మాటలండి, అంటే అదో రకంగా సాధింపు అనమాట. ఇవంత శకుంతో చెప్పుకుంటున్నాడు ఇక్కడ. వన్నిమేవ ప్రవక్ష్యామి లక్ష మార్లు ఇలాంటి మాట్లాడండి, జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే. అగ్నిలో పడతా విషం తింటా ఇవన్నీ అన్నాడు. ఎవరితో? శకునితో. చెప్పుకోడని వాడున్నాడు అక్కడ. ఈశ్వరత్వం పృథివ్యాశ్చ వసుమత్తాంచ తాదృశ్యం యజ్ఞంచ తాదృశం దృష్ట్వా మాదృశక్కో నసంజతే. ఒక్కడు చూడు, మొత్తం పృథివీపై అధికారం లభించింది అతనికి, అంటే భూమండలంపై ఆధిపత్యం వచ్చింది, మొత్తం సంపద ఉన్నది. ఇన్ని ఉన్నప్పుడు యజ్ఞం అంత గొప్పగా చేశాడు ఎవడు? ధర్మరాజు. భూమండల ఆధిపత్యము, సంపద, గొప్పగా యజ్ఞం చేయడం, ఇలాంటివి చూస్తూ ఉంటే మాతృశ కోన సంజ్వరేత్, నాలాంటి వాడికి జ్వరం ఎందుకు రాదు చెప్పు అన్నాడు. అంటే అర్థం, వీళ్ళంటి వాడికి అవతల వాడి యొక్క సంపద చూస్తే జ్వరం వచ్చును అని తెలుస్తుంది. ఇక్కడ ఈ విధంగా చెప్పుకుని నేను యుధిష్ఠిరి నాశనం కోసం ఎన్ని ప్రయత్నాలు చేశాను. మొట్టమొదటి లక్కీలు తగలబెట్టడానికి ప్రయత్నించా, అంతకుముందు భీముడిని తోసేద్దామని ప్రయత్నించాను, పుట్టి బుద్ధి వచ్చిన దగ్గర నుంచి ఇదే బుద్ధి. ఇలాంటి పనులు ఎన్ని చేసినా చేసిన ప్రతిసారి ఇంకా ఇంకా అభివృద్ధి సాధిస్తున్నాడయ్యా అతడు. నేను ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలు ఎన్నెన్నో ఉన్నాయి రకరకాల. యత్నోమయ కృతో యత్నోమయ పూర్వం వినాశేతస్స సౌబల సౌబల, ఓ సుబలపుత్ర శకుని, నీకు చెప్పుకుంటున్నా విను, నీకు నీ ప్రేరణతో నీకు తెలిసే చేసుకున్నా ఇవన్నీ కూడా, ఎన్ని ప్రయత్నాలు చేశాను. తస్య సర్వమతిక్రమ్య, అవన్నీ దాటి చక్కగా ఎదిగిపోయాడు. ఎలాగంటే పద్మము ఆ నీటిలోంచి అలా ఎదిగి పైకి వికసించినట్లుగా మనం ఎన్ని దుర్మార్గ ప్రయత్నాలు చేసినా ఇతరు చక్కగా వికసించిపోయాడు అయ్యా పద్మంలాగా అని తెగ దుఃఖపడ్డట. అప్పుడు శకుని మాత్రం ఒక మాట చెప్పాడు, దుఃఖపడకయ్యా ఇప్పుడు ఏమిటి నీకు పెద్ద కష్టం చెప్పు. ప్రవృద్ధ తేజసా తేషాం తత్రకా పరివేదన, వాళ్ళందరూ కూడా ధర్మవంతులు బాహుపరాక్రమం కలిగిన వారు, అందుకు ఇవన్నీ చేయగలిగారు, నీకెందుకు బాధ. అయితే అతని వైపు అందరూ ఉన్నారు, నీ వైపు ఎవరూ లేరుని మాత్రం బాధపడుకు, నీ వైపు నేను లేను. అదేవిధంగా దుశ్శాసనం లేడు, మహాప్రతాపంతుడు కర్ణుడు లేడు, అంతేకాదు అశ్వత్థామ ద్రోణుడు భీష్ముడు అందరూ మన వైపే, మర్చిపోయేవేమో. అందుకు నువ్వు ఇలాంటివన్నీ పెట్టుకోకు సుమ. పైగా అర్జునుడు కృష్ణుడు భీమసేనుడు యుధిష్ఠిరుడు నకులుడు వీళ్ళెవరిని ఎవరు జయించలేరు. నీ బాధ నాకు అర్థమైంది, నేను మన వాళ్ళందరి సాయంతో వాళ్ళ యొక్క రాజ్యమంతా నీకు వచ్చేటట్టు చేస్తానన్నట్ట. ఎలా చేస్తావు? యుద్ధమా? యుద్ధమా? యుద్ధం వాళ్ళతో చేస్తే మనం గెలవలేమో నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ పరాక్రమంతో వాళ్ళని గెలవలేము, మరేమి చేస్తావు? వంచనతో గెలవగలం, నాకు చేతనవును అన్నట్ట. ఏమిటయ్యా అంటే, నేను జూదమాడ్డంలో ముల్లోకాల్లో నాతో సమానమైన వారు లేరు. ఇది వీడి అర్హతండి. త్రిషులోకేషు మత్సమో నాస్తి. దీన్ని బట్టి శకుని అంటే ఏంటో తెలుసుకోండి. ఏమి శకును గొప్పగా ఆడాడండి, వీళ్ళు ఓడిపోయారు దానికి ఏం చేయమంటారు అన్నారండి దుర్యోధన భక్తులు. అది కూడా తెలుసుకోవాలి. ఇక్కడ శకుని గొప్పగా ఆడడం కదా, వంచకుడు. అయితే శకుని వంచన మీద కథ వరకు కల్పించారు. గొప్ప కథ ఏమిటంటే, వాళ్ళ నాన్నగారు ఎవరు? సుబలుడు. వాళ్ళ నాన్నగారిని దుర్యోధనుడు బంధించేసేట, అతను ముసలాడు అయిపోయేట. పోతూ పోతూ పోతూ ఆయన వీడిని ఎలాగైనా నాశనం చేయాలి రాడు బాబు అని చెప్పి మొత్తం అందరూ కలిసి వాడికి భోజనం పెట్టి తను పెంచేట శకుని. అప్పుడు ఆ శకుని మరణించిన నాన్నగారి ఎముకలతో పాచికలు చేసేట. ఏం మరణించాడండి సుబలుడు? రాశియోగానికి చక్కగా వచ్చాడు తెలుసులేదు మీకు. ఎందుకు పిచ్చి కథలు కాళ్ళు చేతులు లేని కథలు పెడతారో తెలియదు. అది ప్రతీకారంతో శకుని ఏమీ లేదు, శకుని దుర్మార్గుడు. ఇదొక్కటి తెలుసుకుంటే చాలు, అంతే ఉంది. మనం లేనిపోని భారతాలు తయారు చేసి అసలు భారతం ఏంటో మనమే మర్చిపోయాం. అది వచ్చింది బాధ. అందుకు అసలు భారతం చెప్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి. పైగా అబద్ధాల భారతాలు అలవాటైపోయి అసలు భారతమే ఏమో అని డౌట్ వచ్చే స్థితిలో ఉన్నాం మనం. ఏం చేస్తాం ఇక్కడ? శకునికి ఏమీ వెనకాలంత బ్యాక్గ్రౌండ్ ఏం లేదండి. వాడికి ఉన్నదంతా ఒక వంచనాపరమైన ఒక శిల్పం ఉంది. నిజానికి జూదాలాడేవాళ్ళు వీళ్ళ దగ్గర కొన్ని విద్యలు ఉంటాయండి. విద్యలు రెండు రకాలుగా ఉంటాయి, క్షుద్ర విద్య మహావిద్య అని రెండు విద్యలు ఉంటాయి. క్షుద్ర విద్యలు అన్నప్పుడు కొన్ని కనికట్లు చేసి కొన్ని క్షుద్రమైనటువంటి దేవతల్ని భూతప్రేతాన్ని వశం చేసుకుని చేసేటువంటి కర్ణపిశాచ్య మొదలైన క్షుద్ర విద్యలు. మహావిద్యలు ఉంటాయి, మహావిద్యలతో రాణించడం ఉంది. ఉదాహరణకి ఇదే ద్యూతంలో మహావిద్యతో రాణించవచ్చా? మహావిద్య పేరు అక్ష హృదయం. అది మనకి నలచరిత్రలో కనబడుతుంది. అద్భుతమైన అంశం ఇది. ఇక్కడ అది మహావిద్య, వీడి దగ్గర ఉంది క్షుద్ర విద్య. ఇప్పుడు క్షుద్ర విద్యను మహావిద్యతో తర్వాత జయించడం జరుగుతుంది, అది వేరే విషయం. ఇతడు అక్షుద్ర విద్యతో, అందుకే ముల్లోకాల్లో నాతో సాటి లేడు అన్నాడంటే వాడికి అంత ధైర్యం చూడండి. నాలా వంచన చేయగలిగేవాడు ఎవడు లేడని వాడికి అంత బాగా తెలుసు అనమాట ఇక్కడికి. అందుకు నువ్వు ఒక పని చెయ్యి, అతన్ని జూదానికి పిలువు. నువ్వు పిలిస్తే రాడు నాకు తెలుసు. మనం మీ నాన్నగారిని కదిలించి పెదనాన్నగారు ఒక రాజుగా పెద నాన్నగా పిలిపించినట్లు మనం ఏర్పాటు చేయాలి. అంటే ఇదేదో బాగుందని తిన్నగా వెళ్ళి వెళ్ళి కబుర్లు చెప్పడం మొదలెట్టే ఎవరితో? ధృతరాష్ట్రుడితో. ఆ వెళ్ళినప్పుడు మాట్లాడి తీరు ఒకటి ఉన్నదని గుడ్డివాడిగా ఎవరి మొహాలు ఎలుగు కనబడేవాడికి. అందుకు ముందు శకుని చెప్పాడు, మీ అబ్బాయి మొహం ఇప్పుడు పాలిపోయింది, జీర్ణించి ఉన్నది, చాలా బాధపడుతున్నాడు, నీరసంగా ఉన్నాడు అంటే వెంటనే అన్నట్టే, ఎన్నైనా ఏమైంది ఏమిటి నీకు? రాజ్యయాగం అంతా బాగా జరిగిందిగా, నీ అన్నదమ్ములందరూ బాగానే ఉన్నారుగా, అదే అసలు బాధ తెలియదు వీడికి. పైగా బాగా భోంచేస్తున్నావు కదా, గుర్రాలు వాటితో చక్కగా పైలా పచ్చి తిరుగుతున్నావుగా, ఇంకా ఎందుకు ఏడుపు, ఏమైందయ్యా అంత దుఃఖంగా ఉన్నావు అని అడిగాడు. వెంటనే అంటున్నాడు, నేను తింటున్నా కట్టుకుంటున్నా, అదే పెద్ద విజయం అనుకుంటున్నావా అన్నట్టు దుర్యోధనుడు. మనిషి తింటాడు, బట్ట కట్టుకుంటాడు, పడుకుంటాడు, ఇదేనో గొప్ప జీవితం. కనుక నా తిండి నాకుంటే చాలు, నా సంపద నాకుంటే చాలు, నేను హాయిగా ఉంటే చాలు అనుకుంటే వాడు రాజు ఎలాగవుతాడయ్యా? నేను అందరికంటే గొప్పగా ఉండాలి. నా కళ్ళ ముందు వాడు అంత గొప్పగా ఉన్నాడు. పిరికి వాళ్ళు మాత్రమే తమకు వచ్చిన దాంతో తృప్తి పడతారు. వీరులైనటువంటి వారు అవతల వాడిది కూడా లాక్కుని వాడికంటే గొప్పగా ఉండాలనుకుంటారు. వాడి సిద్ధాంతం వాడుకుంది. ఏం చేస్తాం ఇక్కడ? వాడి యొక్క వృద్ధిని చూసి, శత్రువుల వృద్ధి చూసి నేను తట్టుకోలేకపోయాను. యుధిష్ఠిరుడి గృహంలో ఎంత వైభవంగా జరిగిందనుకున్నావు? రోజుకి కొన్ని వేల మంది, 10,000 మంది భోంచేశారయ్యా, నేను చూశాను. అలా మొత్తం రాశివేగం 100,000 మంది తిన్నారు. ప్రతి వాళ్ళు బంగారు పాత్రల్లో భోజనాలు చేశారు, సామాన్యం కాదు. పైగా పాత్రలు మళ్ళీ అక్కడే విడిచిపెట్టి వెళ్ళండి, మేము కడుక్కొని దాచుకుంటాం లేదుట, వాళ్ళందరికీ కడిగా పాత్రలు కూడా దానం చేశారట. అంత విశేషించారండి ఇక్కడ. ఆ విధంగా జరిగింది అక్కడ. పైగా ఎన్ని కానుకలు నా కళ్ళతో నేను చూసి, నా చేతులతో నేను లిస్ట్ రాశారు మొత్తం కూడా. ఎన్ని కంబళ్ళు, ఎన్ని గుర్రాలు, ఎన్ని ఏనుగులు, ఎన్ని కిరీటాలు, ఎన్ని రత్నాలు, ఎన్ని ఆభరణాలు, అబ్బా అంత ధనం నేను ఎక్కడా చూడలేదు. కుబేరుడు కోశాగారంలో కూడా అంత ఉంటుందని నేను అనుకోను, దేవతల దగ్గర కూడా అంత ఉండదు. ఇవన్నీ చూస్తుంటే నేను తట్టుకోలేకపోయాను. ఉన్నమాట చెప్పాడండి, ఇది చక్కగా వివరించాడు ఇక్కడ. పైగా కిరికిరిసిపోయారయ్యా మొత్తం రాజులు, నేను కళ్ళారా చూశాను. ఆ రాజులందరూ వచ్చి ఆఖరికి దాసుల్లాగా వెళ్ళి దండం పెట్టారు. పైగా ఆ సభలో కృష్ణ పరమాత్మ శిశుపాలుని సంహరిస్తే అందరు నోరు ముసుకు కూర్చున్నారు. ఒక్కడికి పౌరుషం లేదు, మరి తమరికేమైంది, అది లేదు, అది వేరే విషయం. ఒక్కడికి పౌరుషం లేదు, వాళ్ళందరూ అలాగే కూర్చున్నారు, భయపడ్డారు కృష్ణుడికి అందరూ కూడాను అని చెప్తూ ఉంటే, ఇది ఇప్పుడు ఏం చేయమంటావు, ఏం చేయడం అంటే, ఇది ఎలాగైనా అతడి యొక్క సంపదను మనం లాక్కోవాలి అంటే మామ మంచి ప్రణాళిక వేశాడు విను అన్నట్ట. వెంటనే శకుని చెప్పాడు, నాకు ద్యూత విద్య నాకు బాగా తెలుసు, ఆ మర్మాలన్నీ నాకు తెలుసు, యుధిష్ఠిరుని పిలిపించండి. యుధిష్ఠిరుడికి ద్యూతం అంటే ప్రీతి ఉంది, కానీ నా అంత తెలివితేటలు లేవు అన్నాడు. ఇక్కడ ద్యూతం అంటే ప్రీతి ఉందన్నాడు, కానీ వ్యసనం అనలేదు, జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక ఆటగా ప్రీతి ఉండడం తప్పేం లేదు, ఇక్కడ అని ప్రీతి ఉంది కానీ అంత నేర్పరితనము లేదు. నేను అక్షకోవిదుడును అని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు మాట అన్నాడు, ఓహో అంటే ద్యూతానికి పిలిపించి వాళ్ళవన్నీ తీసుకురావడం అన్నమాట. సరే ఇదేదో బాగుంది, విదురుణ్ణి పిలిచి మాట్లాడదాను, ఇది ఒకటి నీతో వచ్చి చిక్కు, ప్రతిసారి విదురుణ్ణి పిలిపించి మాట్లాడతానంటావు. నేను చెప్పింది కానీ నువ్వు చెయ్యకపోతే ఒక్కటే చెప్తున్నాను నాన్న, నివృత్తే త్వయి రాజేంద్ర మరిష్యేహమ సంశయం, నా మాట నువ్వు వినకుండా నన్ను మరల్చితే నేను చచ్చిపోతాను జాగ్రత్త అన్నాడు. మళ్ళీ అదే పట్టు. ఈ విధంగా చెప్పగానే ఆయన విదురుణ్ణి పిలిపించి ఏకాంతంలో మాట్లాడేట. విదురుణ్ణి 4 చీవాట్లు పెట్టాడు. ఏమనుకుంటున్న జీవితం మొత్తం నాశనమవుతో జాగ్రత్త, వాళ్ళని ఎదుర్కొనడం మహాకష్టం సుమా అని చెప్తే మళ్ళీ ధృతరాష్ట్రుడు శకుని వెళ్ళి ఏమన్నాడు, ఏమిటి విదురుడు అడిగాడు, ఏమిటి 4 చీవాట్లు పెట్టాడు, వాడు చెప్పింది నాకు సమంజసం అనిపించింది అంటే ఇదే నీతో వచ్చిన చిక్కు, మళ్ళీ చెప్తున్నావు ఇది జరిగి తీరాల్సింది సుమా అని మరికొన్ని చెప్తున్నాడు. ఏది చెప్తే ధృతరాష్ట్రుడు మనసు రగిలిపోవాలో అంత చెప్పాడు. నీకు తెలుసో లేదో వాళ్లకున్న సంపదలు ఇన్ని అన్నీ కాదు, పైగా వచ్చిన వాళ్ళందరికీ ఏం భోజనాలు పెట్టారో తెలిసి అక్కడ నేను చక్కగా చూశాను. ఇక్కడ కొన్ని అధ్యాయాలు మొత్తం రాజసూయ యాగం ఎలా జరిగిందో వివరించారండి. ఏం భయపడద్దు, అంత వివరం ఇక్కడ చెప్పబడదు. పైగా ఆ ద్రౌపది భోజనం పెట్టింది ఒక్కొక్కరికి. నిజంగా ద్రౌపది గురించి దుర్యోధనుడు ఎప్పుడు మర్యాదగానే మాట్లాడాడండి, ఒక్కటి కూడా పనికిమాలిన మాట మాట్లాడలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అభుక్తం భుక్తవద్వాపి సర్వమాకుబ్జవామనం అభుంజానా యాజ్ఞసేని ప్రత్యవక్ష దిశాంపతే. ప్రతి వాళ్ళు వచ్చిన ప్రతి వాళ్ళు ఆకుబ్జవామనం అంటే మామూలు కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు మొదలుకుని మహామహాప్రభువుల వరకు రాజసూయయాగానికి వచ్చిన ప్రతి వారు తిన్నారా లేదా కనుక్కుంటూ భోజనం పెట్టిందండి. ఇది చాలా ముఖ్యం. యజ్ఞములు యాగములు చేసినప్పుడు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలండి. ఇంట్లో ఉత్సవం అన్నప్పుడు భోజనం పెట్టడం, అందుకని ఎంత తక్కువ మందికి పెడితే అంత మంచిది అనుకోవడం కాదు. భోజనం పెట్టే తీరు చూడండి ఎలాగా. ఆకుబ్జ వామనం గొప్ప మాట చెప్పాడు. పైగా భోజనం పెట్టేటప్పుడు ఒకటే అర్హత, జఠరాజ్ఞి ఉండడమే అర్హత, ఇంకేమున్నది. ఇక్కడ వారికి వారి పద్ధతుల ప్రకారంగా అందరికీ భోజనాలు పెట్టిందిట. పైగా ఆ రోజు అందరూ భోజనం చేశారని తెలిసి అప్పుడు ఆవిడ తినదిట్టింది. ఇక్కడ దీన్ని బట్టి గృహిణీ ధర్మం యాజ్ఞశేని ఎంత చక్కగా నిర్వహించింది. అలా అందరికీ భోజనాలు జరిగాయి, నేను చూశాను. అంటే అంత అసూయతో మాట్లాడుతున్నప్పుడు కూడా అంత చక్కగా ముచ్చటగా వివరాన్ని కూడా చెప్పాడు. పైగా నన్ను చూసి ఎంత అవమానించారో తెలుసా వాళ్ళు. ఆ మైసభ చూస్తూ నేనేదో కొంచెం కాల్జారి పడితే అక్కడ కృష్ణుడు ద్రౌపది కూడా నవ్వారు అన్నాడు. ఈ మాట పట్టుకుని ప్రతి వాళ్ళు రాశారండి, ముందే రాశారు వీళ్ళు ఇక్కడ నవ్వారని. కానీ ఇక్కడ కృష్ణుడు ద్రౌపది నవ్వారని దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గర అబద్ధమాడాడు, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అక్కడ వాళ్ళు లేరు అనే విషయం ముందే చెప్పబడింది అక్కడ మనం చదివాం. అందుకే ఆ శ్లోకములు జాగ్రత్తగా చదివి వినిపిస్తున్నాం. ఇప్పుడు తెలుసా, మీ శ్లోకాలు మీరు చెప్పండి, మా నిద్ర మేము పోతాం కాదు. ఆ శ్లోకాల అవసరం ఎంతో ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఆ శ్లోకాల్లో అప్పుడు కృష్ణుడు లేడు, ద్రౌపది లేదు, ధర్మరాజు లేడని చెప్పుకుని చెప్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ కృష్ణుడు నవ్వాడు, ద్రౌపది నవ్వింది, ఆ స్త్రీ తన పరివారంతో కలిసి నవ్వుతూ ఉంటే నాకు ఎలా ఉంటుందని. ఇంకా ఇట్లాంటి కల్పత కథలు పట్టుకుని దుర్యోధనుడు ఏకపాత్రాభినయాలు ఇవన్నీ తయారయ్యి మొత్తం భారతం కథనే భ్రష్టు పట్టించాయి. ఇది వచ్చింది భాష. ఇప్పుడు తెలిసింది కదా అక్కడ ద్రౌపది లేదు, వాడు నవ్వాలేదు. ఎందుకంటే మహాతల్లి మీద అనవసరంగా నింద వేయడం. వీడి కేవలం వాడి సంపద చూసి కన్ను కొట్టి వచ్చినటువంటి ఒకనొక అసూయాది అనే దోషం తప్ప మరేమీ లేదు. వాడు మానధనుడు కాదు, అభిమానధనుడు కాదు, మహా చెప్పాలని దురభిమానధనుడు. అది సరిపోతుంది. ఇక్కడ మొత్తానికి ధృతరాష్ట్రుడు దుర్యోధనకి ఎంత నచ్చజెప్పినా వినలేదు. ఎందుకంటే ఇది ప్రమాదం. అసలు నిజానికి ధృతరాష్ట్రుడి కడుపులో కూడా భావాలన్నీ ఉన్నాయండి, కానీ పాండవుని ఎదుర్కొంటే ప్రమాదం అని విదురుడు చెప్పాడు కనుక దాన్ని కొంచెం భయపడుతున్నాడు. అలా ఇక్కడ వివరించాడు. పై ఇతరుల ధనాన్ని అపేక్షించడం కాదయ్యా, అలా నువ్వు తీసుకోవడం తప్పు అని కూడా వివరించాడు. ఎంత చెప్పినా తన నిర్ణయం తనదే అని గట్టిగా మాట్లాడాడు. కేవలం అసంతుష్టి అనేది ఎప్పుడు ఉండకూడదు. అంటే ఆ అసంతుష్టి అనేటువంటిది రాజుకు ఉండాలి అంటున్నాడు. సంతృప్తి ఉండకూడదు. చూడండి ఎలా గొప్ప విషయం. ఎందుకంటే ధర్మాన్ని అట్టించుడు తిప్పచ్చు, సంతృప్తి ఉంది కనుకోండి మరి వాడు ప్రయత్నం చేయడు, ప్రయత్నం చేయలేకపోతే అభివృద్ధి లేదు. అసంతృప్తి ఉందనుకోండి వాడు ప్రయత్నం చేస్తాడు, సంపద ఉంటుంది. కనుక ప్రతివాడు సంపదలకి విద్యకి ఈ రెండిటికి అసంతృప్తితోనే ఉండాలట. ఆ రెండిటితోనే అసంతృప్తి ఉంటేనే విద్యని ధనాన్ని కూడా సాధిస్తారు. ఎంత చదివినా ఇంకా తృప్తి చెందకుండా ఇంకా చదవాలంటే జ్ఞానం పెరుగుతుంది. ఎంత సంపాదించినా తృప్తి చెందకుండా ఇంకా సంపాదించాలంటే సంపద పెరుగుతుంది. వినడానికి బాగుంది కదా. చూడండి ఇక్కడ, కానీ అక్కడ ఒక్క మాట అనాలి, ధర్మబద్ధంగా అని. అది పక్కకు తీసేస్తే మహాకష్టం కదండి ఇక్కడ. అందుకు మీరే చెప్పారు కదండి ఎంత సంపాదించినా. అందుకే కుంభకోణాలు, మా నాన్న తిన్నవి చాలు నేను తయారవుతాను అని బయలుదేరితే ఎలా అండి ఇక్కడ. దుర్యోధనుడి కథ నేను చెప్తున్నాను అంతే ఇక్కడ. కనుక అసంతృప్తితో ఉంటే సంపదలు లభించవు గనక నేను అసంతృప్తినే కోరుకుంటున్నాను, వెన్నేనే చెప్పు. అంతేగాని ఉన్న చాలండి అంటే అది ఎవడో యజ్ఞాలు యాగాలు తపస్సు చేసిన బ్రాహ్మణు అనాల్సిన మాట, క్షత్రియుడు అనవలసిన మాట కాదు. ఇది గొప్పగా మాట్లాడుతున్నాడు ఇవన్నీ కూడా. అందుకు అసంతృప్తి ఉంటే విప్రుడు నశిస్తాడు, సంతృప్తి ఉంటే క్షత్రియుడు నశిస్తాడు సుమా. అందుకని సంపత్తి తేవాలి, పరాక్రమం చూపించాలి. ఇలాంటి గట్టివి చెప్తే అప్పుడు సరేనని మీ ప్రయత్నం చేయండి, విదురుణ్ణి ఎలాగో నొప్పిస్తానన్నాడు. ముందుకు సభాభవనం కట్టండి అన్నాడు. ఇదిగో సభాభవనం కట్టించాడండి. వాళ్ళ ఊర్లో ఉన్నటువంటి వాడికి అందుబాటులో ఉన్నటువంటి మహాశిల్పుల్ని తయారు చేసి ఒక అద్భుతమైన సభని ఏర్పాటు చేశాడు. దానికి పేరు పెట్టారు తోరణ స్ఫాటికం, ఇది పేరు. ఈ సభ తయారు చేసి ఈ సభ ఒకటి కట్టారు ధృతరాష్ట్రులు వారు. ఈ సభాప్రవేశ ముహూర్తం వరకు మీరందరూ విచ్చేయవలసిందిగా ధర్మరాజుని పిలవండి. ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పంపించాడు. అంటే పిలిచింది ఎవరిప్పుడు? ధృతరాష్ట్రుడు. పిలవడానికి వెళ్ళింది ఎవరు? విదురుడు. పైకి ఇంకో మాట అంటాడు, మీరు వచ్చి ఆ సభలో అంతా చూసి తమ్ముళ్లతో సుహృద్యూతం పాల్గొనండి అన్నాడు. సుహృద్యూతం శబ్దం జాగ్రత్తగా వినాలి ఇక్కడ. అంటే స్నేహంగా ఆడుకునే ఒక జూదం. ఇది బంధువులు మిత్రులు కలిసి ఆడుకుంటూ ఉంటారు. అందుకు చక్కగా సభలోకి వచ్చి మొత్తం అన్నదమ్ముడితో కలిసి ఇంత రాష్ట్రయాగం చేశారు కనుక మాతో కూడా కొంతకాలం మీ కుటుంబం అంటారండి. కేవలం జూదానికైతే ధర్మరాజు తమ్ముళ్ళు వస్తే చాలు, కుటుంబం అంతా రావాలట అక్కడ. ద్రౌపది అందరు అందరూ కూడా రండి, ఇది కబురు పంపించారు ఇక్కడ. వెంటనే ధృతరాష్ట్రుడు విదురుడు ఎన్ని చెప్పినా వినకుండా ఎప్పుడైతే గట్టిగా ఈ మాట చెప్పాడో ఆలోచించాడు విదురుడు. ఎంత చెప్తున్నా వినట్లేదంటే బ్రహ్మదేవుడు ఏ నిర్ణయించాడో అది జరుగుతుంది అని గట్టిగా చెప్పి, వాళ్ళ నిర్ణయాలు బలంగా ఉంటే మన స్వతంత్రత ఏం పనిచేస్తుందయ్యా అని విదురుడు బయలుదేరాడు యుధిష్ఠిరుని వద్దకు. వచ్చి యుధిష్ఠిరుడితో చెప్తున్నట్ట ఇక్కడ మనం యుధిష్ఠిర విదుర సంవాదం చాలా అద్భుతంగా ఉంటుంది. తెలియక చాలామంది యుధిష్ఠిరుడు జ్యూతవ్యసన పరుడు అని మాట్లాడుతుంటారు. ఇది కేవలం యుధిష్ఠిర శత్రువులు అన్నమాటే కానీ ఎక్కడ మనకు భారతంలో మాట కనబడదండి. అందుకే జాగ్రత్తగా ఇక్కడ యుధిష్ఠిర విదురుని సంభాషణ చూడాలి. జ్యూతే క్షత్త కలహో విద్యతేన కోవై జ్యూతం రోచయేత్ బుజ్యమాన కిం వా భవాన్ మన్యతే యుక్త రూపం. విశేషంగా చెప్తున్నాడు ఇక్కడ, ఓ విదురా, జ్యూతము కలహ కారణము, అందుకు బుద్ధిమంతుడెవడు జ్యూతాన్ని కోరుకోడు సుమా. అలాంటిది నువ్వు ఈ విధంగా ఎందుకు చెప్తున్నావు అంటే నువ్వు చెప్పింది నిజమే, అది తగనిది అని నేను చెప్పాను. జూదం అనర్థ కారణమని నేను చెప్పాను. కానీ అది రాజు నేను వారించడానికి ప్రయత్నం చేసినా వినకుండా సుహృద్యూతం అనే మాట చెప్తూ నన్ను పంపించాడు. ఉన్నదంతా నీకు చెప్పాలి కనుక నేను చెప్పాను. ధృతరాష్ట్రుని మాట తీసుకొచ్చి చెప్పడం అనే ధర్మం మాత్రమే నిర్వర్తించాను అని చెప్పాక, అయితే సరే నాతో జూదం ఆడడానికి ఎవరెవరు అక్కడున్నారని అడిగాడండి. ఇక్కడ ఎవరు నాతో ఆడతారు అంటే, గాంధార రాజః శకునిర్విశాంపతే రాజాతిదేవి కృతహస్తో మతాక్షః. ఈ మాటలు జాగ్రత్తగా వినాలి. అతడు అతిదేవి, దేవనం అంటే ఆట అండి. అతిదేవి అంటే మించిపోయి ఆడగలిగిన వాడు. మించిపోయి అంటే ఆట యొక్క ధర్మాన్ని మించి ఆడగలడు, అంటే ధర్మాన్ని అతిక్రమించి ఆడగలిగిన వాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాంటి వాడు పైగా కృతహస్త చేతులు మార్చగలడు అటు ఇటు, సామాన్యుడు కాడు. అక్షముల తరి స్వాధీనంలో ఉంటే పాచకులు అటువంటి వాడు. వాడితో పాటు ఇంకా ఉన్నవారు వివింశతి, విచిత్రసేనుడు, సత్యవ్రతుడు, పురిమిత్రుడు, జయుడు. వీళ్ళు అనగానే వాడి చరిత్ర అంతా తెలుసు యుధిష్ఠిరుడు. వీళ్ళు బంధువులేగా, ఇప్పుడంటే వేరు రాజ్యాలు కానీ మొదటి నుంచి తెలుసు వీళ్ళందరూ. అందుకే గొప్ప మాట అన్నాడు ఇక్కడ, నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా మహాభయంకరమైన వాళ్ళు, మోసగాళ్ళు. మాయోపధా దేవితారోత్ర సంతి, మాయోపధ దేవితార అత్ర సంతి, వీళ్ళందరూ మహామాయావులయ్యా అని చెప్తూ, ఏమైనా పెదనాన్న రాజు అయిన ధృతరాష్ట్రుడి మాట నువ్వు వచ్చి చెప్పేవి గనక నేను రావాల్సిందే. పైగా ముందే ప్రతిజ్ఞ పట్టాడు, మర్చిపోవద్దు. మనం మర్చిపోయే సందట్లు పడి నా జ్ఞాతులు ఏది చెప్పినా కాదనకుండా చేస్తాను, ఎందుకంటే కాదంటే మళ్ళీ ఏమొస్తుందో ఏమిటో అని బయలుదేరాడు. ఇక్కడ ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకాన్ని వ్యాసుడు చెప్తున్నాడు. ధర్మరాజు బయలుదేరాడండి. జీవితము ప్రమాదకరమని తెలిసి కూడా తండ్రి మాట అని గౌరవించి బయలుదేరాడు. అదే బుద్ధి పుట్టిన దానికి ఇంకేం లేదు. పైగా సుహృద్యూతం, సభాప్రవేశం, నూతన సభాప్రవేశం ఇన్ని దృష్టిలో పెట్టుకు బయలుదేరాడు. అలా బయలుదేరుతూ ఉండగా వ్యాసుడు ఒక మాట అంటాడు కవిగా, దైవం హి ప్రజ్ఞా ముష్ణాతి చక్షుస్తేజ ఇవాపతత్ ధాతుశ్చ వశమన్వేతి పాశైనివ నరాస్థితం. మిరిమిట్లు గురిపే కాంతి పడగానే కళ్ళు ఎలా మూసుకుపోతాయో, దైవం బలంగా ఉన్నప్పుడు మన బుద్ధి అలా మూసుకుపోతుంది అన్నాడు. ఇక్కడ అంత గొప్ప విషయం ఇక్కడ చూడండి, ఏం ఉపమానాలండి. ఇక్కడ మిరుమిట్లు కలిగే కాంతి కనిపించినప్పుడు కళ్ళు ఎలా మూసుకుపోతాయో, అనుభవించవలసిన దైవం అంటే దైవం దిష్టం, భాగదేయం, అదృష్టం, దైవ శబ్దానికి అదే అర్థం. ప్రారంభం అనుభవించవలసినప్పుడు మన ప్రజ్ఞ మూసుకుపోతుంది, ఇది తెలుసుకోవచ్చు. అంతేగాని వాడు ధర్మవేత్త అధర్మవేత్త కాదు. కొన్ని కర్మలు బలంగా తోస్తాయండి. మనం అనుకుంటూ ఉంటాం అప్పుడు ఎలా ప్రవర్తించకపోయి ఉంటే బాగుండేదండి అని. మన చేతిలో ఉంటుందా అండి, ఎంత కాదన్నా, ఎంత బుద్ధిమంతుడైనా ఒక్కొక్కప్పుడు పొరపడవచ్చు ప్రారంభం బలమైనప్పుడు. అందుకు బయలుదేరాడు మహానుభావుడు. ఇది ఎలా ఉన్నదంటే, విధాత అంటే ఏదైతే విధి ఉందో అది పాశం లాగినట్టు నరుణ్ణి లాగుతుందయ్యా అని చెప్పాడు ఇక్కడ. ఇది వ్యాసుని మాట. మొత్తానికి బయలుదేరారు అక్కడ సభకి. సభలో ప్రవేశం జరిగింది. చాలా ప్రేమగా వీరందరూ కూడా స్వాగతం పలికారు. అందులో గాంధారిని, ధృతరాష్ట్రుని దండం పెట్టాడు మహానుభావుడు వెళ్ళి ద్రౌపదీ సమేతుడై. ఆవిడ ఆశీర్వదించింది. తర్వాత అంతఃపురంలోకి వెళ్ళింది ద్రౌపది. ఆ రోజు వాళ్ళందరూ విశ్రాంతి తీసుకున్నాక మరోరోజు చక్కగా ప్రాతకాలంలో వందిమాగులతో మేల్కొలుపులు కూడా పలికెట్ట ధర్మరాజుకి చక్కటి మర్యాదలు చేశారు. సభలోకి తీసుకువెళ్ళారు. ఆ సభలోకి వెళ్ళగానే చూస్తూ ఉంటే శకుడు కొంతసేపు తిరిగి, ఇలా రా, ఇక్కడ నేను పాచికలాడవలసినటువంటి దాన్ని పరచాను ఇక్కడ చూడు అన్నట్ట, వస్త్రాన్ని పరచాను రా అన్నాడు. అంటే ఎంత తహతహలాడిపోతున్నాడు చూడండి, పిలిచినవాడు వాడే. నికృతిర్దేవనం పాపం నక్షత్రోత్ర పరాక్రమ, కూర్చో ఆడు అని చెప్పి ధర్మరాజును కూర్చోబెడితే ధర్మరాజు అంటున్నాడు, నువ్వెందుకు ఇప్పుడు ఈ ఆట ఆడిస్తున్నావు నా చేత. ధర్మరాజు చెప్తున్నాడు చూడండి ఇక్కడ, ఈ ద్యూతము అనేటువంటిది ఉందే, ఇది క్షాత్రము కాదు పరాక్రమము కాదు అన్నాడు. ఇక్కడ ఇందులో ఏముంది చెప్పు, క్షాత్రము లేదు. క్షాత్రం అంటే అవతల వారిని రక్షించే లక్షణాన్ని క్షాత్రం అంటారు. క్షతాత్ త్రాయతే ఇది క్షాత్రం. అవతల ధర్మానికో వ్యక్తికో దెబ్బ తగిలితే కాపాడడాన్ని పరాక్రమాన్ని క్షాత్రం అంటారు. ఇది క్షాత్రము కాదు పరాక్రమం కాదు. నచ నీతి ధ్రువారాజన్, ఇందులో నీతి, ధ్రువమైన నీతి లేదు. అంటే ఒక పద్ధతి అంటూ దేని లేదు దీనికి. ఎందుకంటే ఇదొక ఎవడెప్పుడు గెలుస్తాడో తెలియదు. కింత్వం ద్యూతం ప్రశంససి, అలాంటి పట్టుకుని పెద్ద ద్యూతం అనేది ఏదో గొప్ప పనిలాగా సిద్ధపడి నన్ను ప్రేరేపిస్తున్నావెందుకు. నహి మానం ప్రశంసంతి నుకృతా, నువ్వు చూపించిన నీ పనిలో గౌరవవంతులు ఎవ్వరూ కూడా దీన్ని ప్రశంసించరయ్యా. పైగా ఈ మార్గము చాలా ప్రమాదకరమైన సుమా అని చెప్తూ ధర్మశాస్త్రాలను ఇక్కడ ఉటంకిస్తాడు. అనేక మంది ఋషులు చెప్పినది వివరిస్తాడు ఇక్కడ. దేవలుడనేవాడు ధర్మశాస్త్రంలో చెప్పిన విషయం ఏంటంటే, పాచికలాడ్డం అనేది ఒక మహాపాపమని, ధర్మబద్ధమైన విజయం యుద్ధంలో ఉంటుందే కానీ పాచికలాటలో ఉండదు. కనుక నువ్వు పాచికల ద్వారా ఏమి జయించదలుచుకున్నావు కానీ దుర్మార్గము సుమా అని చెప్పండి ఇక్కడ. ఏమి దాచకుండా అంటే, నువ్వు అంటున్నావు కానీ మోసము మోసమని, మోసము కాని యుద్ధం ఉందా అన్నట్టండి. ఎవడ తక్కాలు పడుకుంటే చూడండి ఇక్కడ, మోసము కాని యుద్ధం ఉందా? ఒక పండితుడు గెలిచాడు అంటాం. పండితుడు గెలిచాడంటే ఎవడి మీద గెలిచాడు? తనకంటే తక్కువ పాండిత్యం ఉన్నవాడి మీద గెలిచాడు. ఒక బలవంతుడు గెలిచాడంటే అర్థం ఏంటి? తనకంటే తక్కువ బలవంతుడి మీద గెలిచాడు అని అర్థం. అలాగే ఈ ద్యూతమనందు కూడా తనకంటే తక్కువ నేర్పరితనం ఉన్నవాడి మీద విజయం సాధిస్తాడు. ఏముందయ్యా దీనిలో తేడా పెద్ద చెప్పు? పెద్ద పండితుడు తక్కువ పండితుడిని జయించడం వంచన కాదా? అది వంచనే. వాడు తన తెలివితేటలతో అతడు దేనికి పనికిరాని వాడిని రుజువు చేస్తున్నాడు, అవునా కదా? తన తెలివితేటలు ఉపయోగించి అతన్ని దేనికి పనికిరాని వాడిని చెప్తున్నంటే వంచనే కదా. కనుక ఏదైనా సరే ఒకరిని గెలవించడం అనే ఆటలో వంచన అనేది ఉంటుంది. ఒకటే పెద్దగా అంటున్నావేంటి, ఏమిటి భయం వేస్తుందా, ఏమిటి ఆడడానికి అన్నట్టండి. ఇక్కడ ఇది ఒక ప్రేరేపణ. ఇప్పుడు క్షత్రియ ధర్మాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఉత్తమ క్షత్రియుడైనటువంటి వాడు ద్యూతానికి యుద్ధానికి సాటి క్షత్రియుడు పిలిస్తే వెళ్లకుండా ఉండకూడదు, వెళితే ఆడకుండా వెనక్కి రాకూడదు. ఇది ఒక నియమంట. ఆహూతో నా నివర్తేయ మితిమే వ్రతమాహితం విధిష్ట బలవాన్ రాజన్ దిష్టస్యాస్మి వశే స్థిత. గట్టిగా చెప్పాడు ఇక్కడ. ఏమైనప్పటికీ విధి బలీయం, ఆహ్వానింపబడ్డాక ఆడకుండా ఉండను, వెనక్కి వెళ్ళను అన్నాడు. ఇంతకీ నాకు ఎదురు పందెం వడ్డేవాడెవడు అన్నాడు ఇక్కడ. ఎందుకంటే శకునికి ఏముందండి నమోహం, వాడికి ఏమీ లేదు, అక్కడ వేయడానికి సంపదలు ఉన్నాయి, ఏమున్నాయి వాడికి. ఇక్కడ ఎదురు పందెం వడ్డేవాడెవడు, ధర్మరాజుకి లేనిదేమిటో చెప్పండి, సంపదలన్నీ వాడివే. వెంటనే దుర్యోధను చెప్పాడు, ఈయన ఆడతాడు నేను పందెం వడ్డతాను అన్నట్టు. ఇక్కడ పైగా నాకు రత్నాలు ధనాలు రాజ్యాలు ఏమున్నాయి అవన్నీ నాకున్నాయి, ఇతను ఆడతాడు అన్నాడు. ఇంకా మొదలయ్యింది ఆట ఇక్కడ. ఈ ఆట మొదలైనప్పుడు ముందుగా పందెం వడ్డుతున్నాడు యుధిష్ఠిరుడు. నా దగ్గర అద్భుతమైనటువంటి స్వర్ణ ఆభరణం ఉంది, అనేక రత్నాలు తాపినది, ఇది ముందు పెడుతున్నానన్నాడు. నా సంపదలు నేను పెడుతున్నాను ఆయన కొని చెప్పాడు దుర్యోధనుడు. వెంటనే పాచకలు వేశారు, ఒక్క ఆట కూడా ధర్మరాజు వైపు రాలేదు, మొదటే ఓడిపోయాడు. ఇంకక్కడి నుంచి ఎన్నెన్ని వడ్డేరు ఎన్నెన్ని పోయాయో చదువుతూ ఉంటే ఎన్ని సంపదలున్నాయో మనకు తెలుస్తుందండి. భాండాల భాండాల హిరణ్యం వడ్డాడు, ఓడిపోయాడు. అలాగే తనవైన దివ్య రథాలు జైత్యరథం మొదలైనవి ఆ రథంతో వచ్చేట, ఆ రథాన్ని కూడా వదిలేశాడు. ఇలాగ అనేకములు క్రమక్రమంగా ఓడిపోతూ ఉండగా పైగా తాను సంపాదించిన గంధర్వాశ్వాలు అనేక సంపదలు రాజ్యములు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓడిపోతూ వస్తూ ఉండగా విదురుడు ఒక్కసారి లేచాడండి. ఆట ఎటో పోతోంది, ఇది చాలా ప్రమాదకరము, మహారాజా హెచ్చరిస్తున్నానన్నాడు ధృతరాష్ట్రుడితో. ఏమనంటే చావదలుచుకున్నవాడిని ఎవడూ బాగు చేయడని మరొక్కడు రుజువు అయిపోతుంది. నీకెంత నెత్తిమొత్తుకు చెప్పాను నేను, నువ్వైనా వినకుండా ఈ ఆటకు ఒప్పుకున్నావే, ఇది మంచిది కాదు సుమా, ఇది సుయోధనుడి దుర్బుద్ధితో చేసినటువంటి పని, ఇక్కడికైనా ఆపు అని అంటే, అప్పుడు ఒక్కసారిగా కోపంగా దుర్యోధనుడు మాట్లాడుతున్నట్టండి. ఈ మాటలు చాలా భయంకరమైన మాట్లాడాడు ఇక్కడ. ఇదిగో దేనికి పనికిరాని వాడు విదురుడు. ఈ విదురుడు మనతో ఉండడం ఎలా ఉన్నదంటే, ఉత్సంగే చ వ్యాళ ఇవాహితోసి మార్జారవత్ పోషకంచోపహంసి. ఈ విదురుడిని మనతో పెట్టుకోవడం ఎలాంటిదంటే ఒళ్ళో పాముని పెట్టుకోవడం లాంటిది, అది ఎప్పుడైనా కాటేస్తుంది వీడు అలాంటి వాడే. అలాగే పిల్లిని పోషిస్తే యజమాని నాశనాన్ని కోరుతుంది అంటారట, వీడ పిల్లి లాంటి వాడు, వీడెప్పుడు మన నాశనాన్ని కోరుతుంటాడు. పైగా వీడి స్వామి ద్రోహి, కానీ పుణ్యాత్ముడిలాగా చలామణైపోతుంటాడు. ఒక్క మాటైనా ఎప్పుడైనా మనల్ని ప్రశంసిస్తూ మాట్లాడాడా, మన సమర్థులం అన్నాడా, మాటిమాటికి శత్రువుల్ని ప్రశంసిస్తూ మనల్ని మానసికంగా బలహీనులు చేస్తున్నాడు. ఇలాంటి వాడు శాసన వల్ల మహాప్రమాదం. ఇతరవాడు శాసించడానికి, సృష్టిలో అందరినీ శాసించేవాడు భగవంతుడే, అంటే దుర్మార్గులు కూడా వేదాంతం మాట్లాడతాను దీన్ని బట్టి తెలుస్తుంటుంది. ఇక్కడ గర్భస్థ శిశువును కూడా ఈశ్వరుడు శాసిస్తాడు, అలాగే నన్ను కూడా ఆయనే శాసిస్తున్నాడు. కేనాపి దేవేన హృది స్థితేన యథా నియుక్తోస్మి తథా కరోమి. నా మనస్సులో ఏ దేవుడు ప్రేరేపిస్తున్నాడో వాడు ఎలా ఆడిస్తే అలా ఆడతానన్నాడు అండి దుర్యోధనుడు. ఒక విధంగా కొంత నిజమే, వీళ్ళందరినీ పట్టాడిస్తున్నవాడు కూడా ఉన్నాడుగా. మొత్తానికి ఈ మాటలని ఇతరా శాసించేవాడు, ఎప్పుడు శత్రుపక్షపాతి. ఇలాంటి వాడు ఎక్కడికి పోయినా నాకేం పర్వాలేదు, నా దగ్గర ఉండక్కర్లేదు అన్నట్టు. అయినా విదురుడు వెళ్ళిపోలేదండి, వాడి హితం కోరుకుని చాలా చెప్పాడు, వినలేదు. ఇదంతా చూస్తున్నాడు విదురుడు. ఎంత చెప్పినా విదురుడికి అంత సన్మానం జరిగిందో విన్నారు కదా. జ్యూతం ఆపడానికి ప్రయత్నిస్తే విదురుడికి జరిగిన సన్మానం గుర్తుపెట్టుకుంటే ఇంకెవడు ఆపడానికి ముందుకు వస్తాడు. ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి, తర్వాతకి పనికి వస్తాయి. సరే, మొత్తానికి శకుని అన్నాడు, ఇప్పటికి ధనం చాలా కోల్పోయో, ఇంకా ఆడడానికి సిద్ధమేనా, ఇంకా ఏమున్నాయని అడిగట్టండి. ఏమున్నాయో చెప్పాడు ఇక్కడ, తను ఎనిమి ఉన్నాయో, ఫలానా ఫలానా ఫలానా నిధులున్నాయి, ధనాలున్నాయి, నాకు ధనానికి ఏం లోట్లేదయ్యా అన్నట్ట. అవన్నీ వడ్డాడు, మొత్తం తన సర్వస్వ ధనాన్ని ఒక్కసారి వడ్డి ఓడిపోయాడు. నీకేం మిగలలేదు ఇప్పుడు, మొత్తం రాజ్యము తాను ఇన్నాళ్ళు సంపాదించుకున్న సర్వస్వ ధనము మొత్తం ఓడిపోయాడు ధర్మరాజు. ఇంకక్కడ మిగిలిందేముంది, వ్యక్తుల్ని ఒక్కొక్కటి. మొట్టమొదటిగా ఇంకెవరు నీ వాళ్ళు వాళ్ళని ఒడ్డు. మొట్టమొదటి ఒడ్డినది ఎవరిని, నకులుని ఒడ్డాడండి. ఇవి తెలియకుండా చాలామంది భీమార్జుల నుంచి మొదలు పెడతారు, క కవిత్రీ భారతంలో కూడా పొరపాటు క్రమమే కనిపిస్తుంది. మొట్టమొదటి నకులను వడ్డేట, ఎందుకంటే అత్యంత ప్రీతిపాత్రుడు నకులుడు, అది కూడా తెలుసుకోవాల్సింది. నకులుణ్ణి వడ్డాడు, తర్వాత సహదేవుణ్ణి, ఎందుకంటే సహదేవుడు కుంతీదేవికి ఎంతో ప్రీతిటండి. ఆ మాట చెప్తాడు కూడా, కుంతీదేవికి ఎంతో ప్రీతిపాత్రుడైన సహదేవుడు. తిరిగి వనవాసానికి వీళ్ళు వెళ్ళేటప్పుడు కూడా సహదేవుణ్ణి ఉండిపోమని చెప్తూ, నీ చిన్నపిల్లవాడిగా నువ్వు ఉండిపో, నీ బదులు వీళ్ళు వెళ్తున్నారులే, అంత ప్రేమ సహదేవునిపై. అందుకే మాద్రి అంది కదా, నేను బ్రతుకుంటే నీలా చూడలేను, నువ్వు బ్రతుకుంటే నాకంటే గొప్పగా నా పిల్లల్ని చూడగలవని. తల్లి ఎంత గొప్ప తల్లి అండి కుంతిదేవి. అందుకే మా అమ్మకెంతో ఇష్టమైన సహదేవుణ్ణి ఒడ్డుతున్నాను అన్నాడు రెండవసారి. మరి భీమార్జునులు కూడా నీకు విలువైన వారు కదా అన్నట్టు ఈ ఓడిపోయాక. అప్పుడు క్రమంగా అర్జున్ని ఒడ్డి ఆయన కూడా ఓడిపోయిన తర్వాత భీముణ్ణి కూడా ఒడ్డాడు, భీమునుడు కూడా ఓడిపోయాడు. ఇంకా తర్వాత ఏం మిగిలింది? నేను మిగిలా అన్నాడు యుధిష్ఠిరుడు. అది ఒడ్డాడు, ఆయన కూడా పందెంలో ఓడిపోయాడు. ఎప్పుడైతే ఆయన కూడా ఓడిపోయాడో ఇంకేముంది, ఇంకేముంది, ఇంకేమీ లేదు అన్నాడు ఆ మహానుభావుడు. ఇంకేమీ లేదా, ఆలోచించు, మొత్తం నువ్వు ఏవేవే తోడిపోయో అవన్నీ వచ్చే అవకాశం ఇప్పుడుందన్నట్ట. ఇక్కడ ఇంతవరకు ఒడ్డేటప్పుడు కొంత ప్రేరణ శకునిది ఉన్నా, ఇక్కడ పూర్తి ప్రేరణ శకునిదే, యుధిష్ఠిరుని హృదయం కాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక ఆటలో క్రమంగా ఓడిపోతున్నప్పుడు ఒకనొక మనస్తత్వం ఏర్పడుతుంది ఎలాంటి వాడికైనా. ఏమిటంటే, ఇంత కోల్పోయాను, ఈ ఒక్క ఆటతోనైనా మిగిలినంతా సంపాదించుకోవచ్చు అని ఒకటి కనబడుతుంది. పైగా నువ్వు ఒక్కటి నేను చెప్పింది పందెంగా పెడితే నిన్ను నువ్వు గెలుచుకోగలవు, మిగిలినవన్నీ కూడా తెలుసుకోగలవు అన్నాడు ఇక్కడ. అస్థితేవై, ఏమిటది అంటే, అస్థితేవై ప్రియారాజన్ గలహ ఏకోపరాజిత పనస్వ కృష్ణాం పాంచాలీం తయాత్మానం పునర్జయం. కృష్ణాం పాంచాలి, నీకు అత్యంత ప్రియమైన పాంచాలి అనే కృష్ణని అనగా ద్రౌపదిని పణం పెట్టు, అప్పుడు నువ్వు గెలిచేవనుకో, నిన్ను నువ్వు నీ వాళ్ళని అందరినీ సంపాదించుకోవచ్చు అని చెప్పగానే ఒక్కసారి పాంచాలిని తలంచుకుని ఇక్కడ మాట్లాడతాడు యుధిష్ఠిరుడు. పాంచాలి వర్ణనండి, అగ్ని సంభవ యజ్ఞమునందు పుట్టింది దేవరూపిణి, అలాంటి ఆమెని పందెమొడ్డవలసి వస్తోందే అని సరే అన్నాట. ఇంకా అతడు వేస్తున్నాడు పాచికలు, ఓడిపోయాడు యుధిష్ఠిరుడు. వెంటనే అక్కడ ఉన్నటువంటి సభల్లో ఎలాంటి కలకలం రేగిందంటే, దిగ్ధిగిత్యేవ వృద్ధానాం సభ్యానాం విస్మృతంగిర విశ్రుతాగిరహ చుక్షుభేసా సభారాజన్ రాజ్ఞాం సంజ్ఞరేషుచః. మొత్తం సభలో నిస్సృతాగిరహ ధిక్ ధిక్ అని మాటలు వినబడ్డాయట. అంటే అయ్యో అయ్యో అయ్యో అని ఒక్కొక్కరు బాధపడ్డారు అక్కడ, ఏమిటి జరిగింది అని. పైగా శకుని చూసి చీచి అనుకున్నట్ట, అయ్యో అని బాధపడ్డారు కొందరు. మొత్తం సభలో కలకలం రేగింది. భీష్మద్రోణ కృపాదీని స్వేదశ్చ సమజాయత, భీష్ముడికి ద్రోణుడికి కృపాచార్యుడికి చెమట్లు పట్టాయి. విదురుడు ఒక్కసారిగా శిరో గృహీత్వా విదురో గత సత్వ ఇవా భవత్, నెత్తిమీద చెయ్యి వేసుకుని తల వంచుకుని మొత్తం శక్తి అంతా ఉడిగిపోయినట్టు చతికిల పడ్డాడు విదురుడు. ధృతరాష్ట్రుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇక్కడ ఇంకా పాచికల వేస్తున్నారో లేదో, ధృతరాష్ట్రస్తు తం హృష్ట పర్యపృచ్ఛన్ పునఃపున కింజితం కింజితమితి యాకారం నాభ్యరక్షత. ఈ శ్లోకాన్ని నిజానికి తెలుగులో సరిగ్గా అనువదించలేదండి. ఎవరు గెలిచారని విదురుని ప్రశ్నించాను ధృతరాష్ట్రుడు, ఒక మాట రాశాడంతే నన్నయ్య గారు. కానీ ఇక్కడున్న ధృతరాష్ట్రుడు దుర్మార్గం ఎంత ఉందో చూడండి. ఇక్కడ ఒక్కొక్కరు నెత్తి పట్టుకుని అంటూ ఉంటే వీడు మాత్రం ప్రహృష్ట ఆనందించాడు ధృతరాష్ట్రుడు. ఆనందించి మాటి మాటికి కింజితం కింజితం కనబడదుగా, ఎవడు గెలిచాడు ఎవడు గెలిచాడు అంటున్నట్టు మాటి మాటికి. ఇక్కడ దీన్ని బట్టి అతడు దుర్బుద్ధి దాగకుండా కనబడిందయ్యా అన్నాడు వ్యాసుడు. యాకారం నాభ్యరక్షత, లోపల దాచుకోలేక అతడు దుర్భావంతో మొహంలో కనబడింది ధృతరాష్ట్రుడికి. ఎప్పుడైతే ద్రౌపది కూడా ఓడిపోయిందో వెంటనే విదురుణ్ణి పిలిచి దుర్యోధన్ అన్నాడు, ఇదిగో పాండవులకు ప్రియమైన ద్రౌపది నెల తీసుకురా అన్నట్టు ఇక్కడ దుర్యోధనుడు. అప్పుడు విదురుడు ఒక్కసారిగా, ఓరి మూర్ఖుడా, ఎంత పాపం చేస్తున్నావు, నువ్వు కాలపాశానికి చిక్కేవ గనకి మాట్లాడగలుగుతున్నావు, నీకు తెలియస్సుమా, జింక పులుల్ని రెచ్చగొట్టినట్లుంది నువ్వు చేస్తున్న పని అన్నాడు ఇక్కడ. నువ్వు పులులా అంటే పాండవుల్ని రెచ్చగొడుతున్నావు, పైగా మహాసాధ్విని ఇక్కడ తీసుకొస్తావా, ఇవి యమలోకానికి వెళ్ళే ప్రయత్నాలు నీకు జరుగుతున్నాయి, జాగ్రత్త. ఇక్కడ ద్రౌపది దాసి అంటున్నావా నువ్వు, పాపాత్ముడా, ఒక్కడి గట్టిగా ఆలోచించు. యుధిష్ఠిరుడు ఓడిపోయాక ద్రౌపదిని పణం పెట్టాడు. ఓడిపోయిన వాడు ఇంకొన్ని పణం పెట్టడానికి ఎలా అర్హుడవుతాడు? ఓడిపోతే అస్వతంత్రుడవుతాడు. అతడు అస్వతంత్రుడైనప్పుడు అతడి అధీనంలో ఇంకేమీ ఉండదు కదా, అటువంటిప్పుడు ఎలా పణం పెడతాడు? ఇది చాలా చిక్కు ప్రశ్న అండి ఇది నిజానికి అని గట్టిగానే చెప్పాడు. అంటే ఎవరు అక్కడ ఎదిరించలేదు అనద్దు, విదురుడు ఎదిరించినంత ఎవరు ఎదిరించలేదని, ఇది అధర్మం అధర్మం అని విదురుడు చెప్తూనే ఉన్నాడు. విదురుడు చెప్తున్నప్పుడు ఆయనకేం సత్కారం జరిగిందో మిగిలిన వాళ్ళు చూస్తూ ఉన్నారు, ఆ సత్కారం తమకు జరగకుండా జాగ్రత్త పడ్డారు. ఇది అర్థం చేసుకుంటే చాలామందికి తెలుస్తుంది ఇక్కడ. అయితే విదురుడు చెప్పినప్పుడు అవమానించింది ఎవరు? దుర్యోధనుడు, కర్ణుడు కాదు, అన్నిటికి మించి ధృతరాష్ట్రుడు అవమానించాడు. ఏమిటా అవమానము అంటే, వీళ్ళు ఇంత వదరబోత్తనంతో విదురుణ్ణి నిందిస్తున్నా తప్పు నోరు మూసుకోండని మందలించలేదు ధృతరాష్ట్రుడు. ఇదే పెద్ద దోషం అండి, ఇంకేం చాలు. ఎందుకంటే ధృతరాష్ట్రుడి పిలుపు మీద వచ్చారు, ధృతరాష్ట్రుడిని గౌరవిస్తూ కూర్చున్నారు. ఆ ధృతరాష్ట్రుడు ఇంత అవమానం చేస్తూ ఉన్నా వాళ్ళని అడ్డుకోలేదు అంటే ఎలాంటి సత్కారాలు మిగిలిన వాళ్ళకి జరుగుతాయో అర్థం చేసుకుంటున్నారు మిగిలిన వాళ్ళు. ఒక సభను అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అండి ఇదంతా కూడా. పైగా నువ్వు చేస్తున్న పని ఏంటంటే, ఒక కథ చెప్తాను వినంటున్నాడు విదురుడు. ఒక మేక ఒక బాణం మింగిందిట, మింగి అది మింగుడు పడ్డం లేదే అని చెప్పి తలని నేలకేసి కొట్టింది. కొట్టినప్పుడు ఏమైందంటే బాణం మరింత గట్టిగా గుచ్చుకుని తల చిదిగింది. నీ పరిస్థితి అలా అవుతుంది జాగ్రత్త అని చెప్పాడు. ఏమి ఉదాహరణ చెప్పాడు చూడండి. అంటే చెప్పడంలో ఎక్కడా భీష్ముడు చెప్పలేదు, ఇంకోటి చెప్పలేదంటే విదురుడు ఏం తక్కువ చెప్పాడే ఏమిటి బాబాయ్, ఎంత గట్టిగా చెప్పాడో చూడండి. ఇక్కడ వెంటనే దుర్యోధనుడు గట్టిగా మాట్లాడుతూ, ఈ విదురుడితో లాభం లేదు కానీ నువ్వు వెళ్ళి ద్రౌపదిని తీసుకురా అని ప్రాతికామి అనేటువంటి ఒకనొక భటవర్గానికి చెందినవాడిని చెప్పాడు, నువ్వు వెళ్ళి తీసుకురా. పాండవులు ఏం చేస్తానని భయపడకు, ఈ విదురుడు పిరికివాడు అందుకు వెళ్ళలేదు, నువ్వు వెళ్ళు అన్నట్ట. వెంటనే ప్రాతికామి వెళ్ళి, అమ్మా యుధిష్ఠిరుడు ద్యూతంలో ఓడిపోయాడు, దుర్యోధను నిన్ను గెలుచుకున్నాడు, నువ్విప్పుడు ధృతరాష్ట్ర భవనానికి రావాలి అని దాసిగా వచ్చి ఇల్లు ఊడవాలి అని చెప్పాడమ్మా దుర్యోధనుడు. నా ఇల్లు అంతా పరిధి ఊడవాలి తీసుకురా అన్నాడు. అని అనగానే ఏమిటా మాట, నన్ను పందెం పెట్టి జూదమాడ్డమా, ఎంత మూర్ఖుడైనా ఏ రాజైనా ఈ పని చేస్తారా, ఇప్పుడు జూదమాడిన ఆ రాజు పిచ్చివాడయ్యాడా, పందెం పెట్టడానికి ఏది దొరకలేదా అని అడిగితే, అమ్మా అన్నీ దొరికే దొరికినవన్నీ పెట్టాడమ్మా, అన్నీ పెట్టే రాకలికి తమ్ముళ్ళని తనని కూడా పెట్టుకుని నిన్ను కోల్పోయాడు. అంటే ఈ మాట పట్టుకుంది ఆవిడ, ఏమిటి తనని కోల్పోయి తర్వాత నన్ను పడం పెట్టాడా, ఇప్పుడు నువ్వు నాకు జాగ్రత్తగా చెప్పు, అతడిని వెళ్ళి ఆ జూదగాడిని అడుగు. ఆ జూదగాడి అంటే ఎవరు ఇప్పుడు ధర్మరాజు, కితభం అని ఒక మాట అన్నది ఇక్కడ, కితభం. ఎందుకంటే జీవితంలో పడి ఆ పారవశ్యంలో అతడు నన్ను పణం పెట్టాడా, ఆయన స్పష్టంగా అడుగు. ముందు నన్ను ఓడిపోయావా లేక నిన్ను ఓడిపోయావా, ఇదే మనకి తెలుగులో అనువాదం చేస్తూ తన్నోడి నన్నోడినా నన్నోడి తానోడినా అని ఒక మాట చెప్పారు ఇక్కడ. ముందు నిన్ను ఓడిపోయావా లేక నన్ను ఓడిపోయావా అది ముందు చెప్పు, ఇది కనుక్కునిరా తర్వాత మాట్లాడదాం అని అనగానే ఆ మాటే తీసుకువచ్చి చెప్పాడు. చెప్పిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మహానుభావుడు దుర్యోధనుడు అంటున్నట్టు ఇక్కడ, ఇదేమిటి ఆ మాట అనగా నిశ్చేష్టుడయ్యాడు యుధిష్ఠిరుడు, దుర్యోధనుడు అన్నాడు. ఆ ప్రశ్న అక్కడ అడగడం కాదు, సభకు వస్తే ఇక్కడ చెప్తారని చెప్పు. యుధిష్ఠిరుడు ఇక్కడ చెప్తాడు సమాధానం, కానీ అక్కడ యుధిష్ఠిరుని అడగమనే పంపిందామె. యుధిష్ఠిరుని అడుగుతున్నాడు, దుర్యోధనుడు కలగజేసుకున్నాడు. ఈ సమాధానం ఇక్కడి నుంచి రాదు, ఆమెను ఇక్కడికి రమ్మను, సభా మధ్యంలో చెప్తాడు యుధిష్ఠిరుడు రమ్మను అంటే మళ్ళీ వెళ్ళి అమ్మా నిన్ను పిలుస్తున్నారు అన్నాడు ప్రాతికామి. అంటే ఒక మాట చెప్పాడు, కౌరవులకు వినాశకాలం దాపురించింది కనుక నిన్ను సభకి రమ్మంటున్నారమ్మా అన్నాడు. ఉన్నమాట చెప్పాడు ఇక్కడ చూడండి, ఎంత చక్కగా చెప్పాడో. నువ్వు కానీ అక్కడికి వస్తే సుయోధనుడికి ఇంకా ఐశ్వర్యము ఉండదు, వాడి వర్గానికి బలము ఉండదు, ఇందులో సందేహం లేదు, వాళ్ళు అక్కడికి రమ్మంటున్నారమ్మా అన్నాడు. అయితే విధి ఇలా నిర్ణయించిందని నాకు అర్థమవుతుంది. సుఖము దుఃఖం అనేది పెద్దవారికైనా చిన్నవారికైనా జీవితంలో వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కాలము దాటలేనిది. అయితే నేను ఒక ధర్మం గురించి ఆలోచిస్తున్నాను సుమా, సుఖదుఖాల గురించి కాదు ఇక్కడ. ధర్మబద్ధమైన ఒక మాటను, అతడు ఓడి నన్నోడేడా లేక నన్ను ఓడిన తర్వాత అతడు ఓడేడా, ఇది విషయం నాకు స్పష్టముగా అక్కడున్న ధర్మవేత్తలని అడిగి నాకు చెప్పమను, వాళ్ళు ఏది చెప్తే అది నేను గ్రహిస్తాను అని ఎప్పుడైతే మళ్ళీ పంపించింది ప్రతికామిని. ప్రతికామి తిరిగి వచ్చి యుధిష్ఠిరుని దగ్గరుంటూ సభలో అదే చెప్పట. చెప్పగానే దుర్యోధనుడు అడగడమేమిటయ్యా లాక్కురా అన్నట్టండి ఇక్కడ. కానీ ప్రాతికామి దుర్యోధనుడి వైపు తిరగకుండా పాండవుల వైపే అంటున్నాడు, ఏం చెప్పంటారు సమాధానం అని అడుగుతున్నాడండి. ఇది విని వెంటనే దుశ్శాసనుడికి చెప్తున్నాడు, లాభం లేదు నువ్వు వెళ్ళక్కడికి. ప్రాతికామి భీముడికి భయపడుతున్నాడు ఇక్కడ, ఆమెను తీసుకురా నువ్వు వెళ్ళి తీసుకురా, పైగా ఆమె చెప్పింది రజస్వలను ఏకవస్త్రని ఎలా ఉన్నా సరే తీసుకురా ఇక్కడికి అని చెప్తే అప్పుడు దుశ్శాసనుడు బయలుదేరాడు. బయలుదేరి చెప్తున్నాడు, ఇదిగో ఇందాక వచ్చిన వాడు మా సేవకుడు ప్రాతికామి, వాడు మందమతి గనక భీముడిని చూసి భయపడ్డాడు గనక నువ్వు పంపించి వేశావు. జూదంలో నిన్ను మేము గిలుచుకున్నాం, నువ్వు వచ్చి దుర్యోధనుని చూడు, మా కౌరవుల్ని సేవించు, ఇప్పుడు నువ్వు మాకు దాసివి, సభలోకి రా అన్నాడు. వెంటనే ఆమె తన ముఖాన్ని తుడుచుకుంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ అంటోందిట, ఏమిటి నువ్వు చేస్తున్న పని అని. ఆమె వెనక్కి వెళ్ళబోతూ ఉండగా జుట్టు పట్టుకున్నట్టండి, ఆమె జుట్టు పట్టుకుని లాగాడు. ఇక్కడ ఎలాంటి జుట్టును పట్టుకున్నాడయ్యా అంటే ఇక్కడ వ్యాసదేవుడు వర్ణిస్తున్నాడు, ఏ రాజసూయావృధే జలేన మహాకృతౌ మంత్రపూతేన సిక్తాః తే పాండవానాం పరిభూర్య వీర్యం బలాత్ ప్రముష్ట్రాత్ ధృతరాష్ట్రపుత్రాత్ ధృతరాష్ట్రజేన. ధృతరాష్ట్రపుత్రుడైన దుశ్శాసనుడి చేత ఆమె జుట్టు లాగబడింది. ఎలాంటి కేశములయ్యా అంటే పవిత్రమైన రాజసూయ యాగంలో అవభృత స్నాన వేళ మంత్రపూత జలముతో తడిసిన జుట్టుని బట్టి లాగట్టు. ఇక్కడ ఆమె పవిత్రత ఇక్కడ చూపిస్తున్నారు. దీర్ఘకేశిని అయినటువంటి ఆ ద్రౌపది యొక్క జుట్టుని పట్టుకుని లాగి సభలోకి తెస్తూ ఉంటే ఆమె అంటుంది కృష్యమాన, ఆమె లాగబడుతూ అంటుందిట, రజస్వలాస్మి ఏకంచ వాసో మమ మందబుద్ధే, నేను రజస్వలుగా ఉన్నాను, ఏకవస్త్రగా ఉన్నాను, సభాం నేతుం నార్ఘసి మా మనార్య, ఇటువంటి నన్ను దుర్మార్గుడివైన నువ్వు సభలోకి తీసుకువెళ్ళరాదు అని అంటూ ఉంటే, ఏకాంబరా ఏకాంబరావా అథవా వివస్త్ర, నువ్వు ఏకవస్త్రవైనా వివస్త్రవైనా సరే సభలోకి తీసుకొస్తానండి. దుర్మార్గం చూడండి ఎలా ఉన్నదో. సభలోకి ఈడ్చి తీసుకొచ్చాడు. దుఃఖితురాలి పడింది, లేచి నిలబడింది, ఇందరు చూస్తున్నారే, ఏ ఒక్కరూ ధర్మాన్ని చెప్పరా, నేను ఇక్కడ ఉన్నటువంటి యుధిష్ఠిరుని ఏమి అనను అన్నది. ఇదండి జాగ్రత్తగా పట్టుకోవాల్సింది. యుధిష్ఠిరుడు పరిస్థితి అర్థం చేసుకుంది. యుధిష్ఠిరుడు మౌనమేమిటో ఆ తల్లికి తెలుసు. ఆ మాటకి ఈమంటున్న ఒక మాటను వింటున్నవాడు కూడా ఉన్నాడు, మిగిలిన వాళ్ళు వింటున్నా వినకపోయినా ఈ మాట చాలా గొప్ప మాట. ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా ధర్మశ్చ సూక్ష్మో నిపుణోపి లక్ష్య వాచాపి భర్తు పరమాణు మాత్రం ఇచ్చామి దోషం నగుణాన్ విసృజ్య. గొప్పగా చెప్తోంది, ధర్మే స్థితో ధర్మసుతో మహాత్మా. ధర్మసుతుడు ఎల్లవేళలా ధర్మము నుండుండే మహాత్ముడు, అందులో సందేహం లేదు. పైగా ధర్మము యొక్క సూక్ష్మము తెలిసిన నిపుణుడు. పైపైన చూస్తే ఇతరు చేసిన ధర్మమా అధర్మం అనే చర్చ మనకొస్తుంది. ఇతరు ధర్మము ధర్మసూక్ష్మము తెలిసిన వారిలో నెర్పరి యుధిష్ఠిరుడు, నా భర్తలో పరమాణువంత దోషాన్ని కూడా నేను ఎంచను, అతడి గుణాన్ని నేను చెప్తాను అందుట. ఎంత మహాపతి వృతో దీన్ని బట్టి చూడండి. ఇక్కడ నా భర్తలోని గుణాలని తప్ప పరమాణు రూపంలో ఉన్న దోషాన్ని కూడా నేను చెప్పను. ఇప్పుడు నన్ను వీళ్ళు కురులు పట్టి లాగడం అనేటువంటిది ఎటువంటి పని, ఇది కూడని పని కదా అని చెప్తుంటే దుశ్శాసనుడు వికటాట్టహాసం చేసి దాసి దాసి అని పలుమార్లు అంటూ ఉన్నాడు. ఆ సమయంలో మొత్తం నలుగురు తప్ప అందరికీ కళ్ళనీళ్ళు వచ్చి తలలు దించుకున్నట్టండి వాడు చేసినటువంటి పనికి. ఆ నలుగురు ఎవరయ్యా అంటే కర్ణుడు, శకుని, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళు మాత్రమే. అప్పుడు కళ్ళ నీళ్లతో ఈ భీష్ముడు, ఈ ద్రోణుడు, ఈ కృపాచార్యుడు ధర్మమెత్తలే, వీళ్ళ శక్తి క్షీణించిందా అన్నది. ఇక్కడ ఒక్కరు ధర్మము చెప్పరేమి, ఇతనే ఓడితే తిరిగి నన్ను పణం పెట్టడానికి ఓడిన వాడికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది, అందుకు నాకు తెలియాలి ముందు. ఈ మాట చెప్తూ ఉన్నప్పుడు ముందు భీష్ముడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా తెలియండి, చాలామంది భీష్ముడు మాట్లాడలేదని, భీష్ముడు ఏం మాట్లాడాడో మనం జాగ్రత్తగా వినలేదు. అక్కడ ధర్మరాజు ఎలా మౌనం వహించాడో భీష్ముడి మాట ఆ మౌనానికి వ్యాఖ్యానం, ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ నిజానికి ధర్మం ఇది అధర్మం అని నిర్ణయించలేని ఒకనొక చిక్కు సమస్య అది. ఆ చిక్కు ఏమిటో భీష్ముడు చెప్తున్నాడు, నా ధర్మ సౌక్ష్మ్యాత్ సుభగే వివేక్తుం. ఈ శ్లోకములు దురదృష్టవశాత్తు మనకు తెలుగు భారతంలోకి దిగలేదు, కొన్ని భావాలు మాత్రం వచ్చాయి కానీ సంపూర్ణంగా రాలేదు. ఇక్కడ మహాత్ముడైన భీష్ముడు చెప్తున్నాడు, ధర్మము యొక్క సూక్ష్మము చాలా ఉన్నదమ్మా, సూక్ష్మమైన ధర్మం ఇక్కడ ఉంది గనక ఇది విశ్లేషించి చెప్పడానికి సాధ్యం కావట్లేదు. శక్నోమి తే ప్రశ్నమిమం యథావత్ అస్యామశక్త ఫణితుం పరస్వం స్త్రియాశ్చ భర్తుర్య శతాం సమీక్ష. ఈ మాట చెప్పేటప్పుడు ఎప్పుడైనా స్త్రీ భర్తకు చెందిన సంపదే అంతే, అంటే భర్తకి లోబడే ఉండాలి అది సహజం. ఎందుకంటే భర్తకి సంపద, భర్త సంపద భార్యయే, ఇందులో సందేహం లేదు. పైగా కూర్చుని వాడు సామాన్యుడు అనుకున్నావా, ఎవడు యుధిష్ఠిరుడు, చజేత సర్వాం పృథివీ సమృద్ధాం యుధిష్ఠిరో ధర్మమథో నజహ్యాత్. స సర్వ సంపదలతో ఉన్న భూమినైనా విడిచిపెడతాడు కానీ ధర్మాన్ని విడిచిపెట్టాడు యుధిష్ఠిరుడు. ఆయన మౌనంగా ఉన్నాడంటే ఎందుకు అర్థం చేసుకో. ఉక్తిం జితోస్మీతి చ పాండవేనా తస్మాన్ నశక్నోమి వివేక్తుమే తత్. ఈ మాట ఎలా అంటున్నాడంటే, నేను ఓడేను అన్నాడే తప్ప నేను నువ్వు కలిసి ఓడేను నిన్ను కలుపుకోలేదు అతడు. జితోస్మి అన్నాడు. జితోస్మి అని భర్త నేను ఓడిపోయాను అంటే భర్త ఓడిపోతే భర్త యొక్క సంపదైన భార్య ఓడినట్లా? ఈ మాట చూడండి, మన భార్య కూడా ఓడిపోయినట్లే అయితే మళ్ళీ శకుని నీ భార్య ఉంది కదా పణం పెట్టని అంటాడా? ఇది ఆలోచించవలసింది. ఎలాంటి ఆలోచన చూడండి ఇక్కడ. మళ్ళీ అలాగ అన్నాడు అంటే అది తెలిసి కూడా ధర్మరాజు పణం పెట్టాడు అంటే ఇప్పుడు ఏమిటంటావు దీనికి ఇక్కడ? అంటే శకుని ప్రేరణ వల్ల అలా చెప్పాడు. ఇది విషయాన్ని ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు భీష్ముడి యొక్క మాటలో. అందుకే ఇప్పుడు ఎటూ నిర్ణయించలేని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. ఈమె దాసిగా ఉన్నది, ఎందుకంటే ఓడిపోయిన తర్వాతైనా చితోస్మి అన్న తర్వాత మళ్ళీ పణం పెట్టడానికి అసలు ప్రేరణ శకునే ఇచ్చాడు. ఆ శకుని ఏం చేస్తున్నాడు, వంచన చేస్తున్నాడని ఆలోచించకుండా అంగీకరించాడు ధర్మరాజు. ఇప్పుడు ఏమంటాం, జ్యూతమే కావచ్చు కానీ మాట దానికి కట్టుబడే కదా ఇంతవరకు ఆట సాగింది, ఇప్పుడు ఏమి చేస్తాం దీనికి? ఇలాంటి స్థితిలో ఎవరండి ఏ సమాధానం చెప్పగలరు? ఎవరు చెప్పగలరు? భగవంతుడే చెప్పగలడు, చెప్తాడు. చూద్దాం ఎలా చెప్తాడో. ఈ సన్నివేశం జాగ్రత్తగా చూడవలసింది ఇక్కడ. తస్మాన్న శక్నోమి వివేక్తుమేతత్ జ్యూతే ద్వితీయ శకు నిర్నరేషు కుంతీ సుతస్తేన విసృష్ట కామః నమన్యతే తాం నికృతిం యుధిష్ఠిరస్తస్మాన్నతే ప్రశ్నమిమం బ్రవీ. పైగా వంచనతో ఆడుతున్నాడు శకుని అన్నప్పుడు తెలుసుకుని ధర్మరాజు ఆ పందానికి అంగీకరించాడు. ఇది కూడా తెలుసుకో. ఈ మాట చెప్పిన తర్వాత దుఃఖితురాలినటువంటి ఆమె మరొకసారి బలవంతంగా అతని చేత లాగబడినప్పుడు ఎవరు రక్ష అనే స్థితిలో ఉన్నది. ఆ సమయంలో వికర్ణుడు లేచాడు అక్కడ. ఒక్కసారి వికర్ణుడు లేచి అంటున్నాడు, జుట్టు లాగుతూ ఉంటే ఉడికిపోయినవాడు భీముడండి అని ఒక గొప్ప మాట ఇక్కడ అంటాడు. తర్వాత వికర్ణుడు వస్తాడు. ఏమిటంటే, భీమసేన అర్జునుడు భీముని యొక్క ఉద్ధృతిని చూసి కొంచెం తగ్గమని చెప్తే అప్పుడు భీముడు అంటున్నాడు, క్షాత్రధర్మాన్ని అన్నగారిని గౌరవిస్తూ నేను ఉంటున్నానే కానీ ఇప్పుడు కలిగిన దుఃఖం అంతా ఇంత కాదు, ఒక్కసారి సహదేవ అగ్ని తీసుకురా. ఈ శ్లోకానికి ఒక విశేషమైన వ్యాఖ్యానం ఉన్నది. అస్యాకృతే మన్యురయం త్వయి రాజన్ నిపాచ్యతే బాహూతే సంప్రదక్ష్యామి సహదేవ అగ్నిమానయ. నేను క్షాత్రధర్మానుగుణంగా ఉన్నాను గనక ఏమి చెయ్యలేకపోతున్నాను, కానీ లేకపోతేనా అగ్నితో రెండు చేతులు తగలబెట్టేవాణ్ణి. దీన్ని నిజానికి ప్రతి అనువాదకుడు ఏం రాశాడంటే, యుధిష్ఠిరుని రెండు చేతులు తగలబెడతాను లేకపోయి ఉంటే అని. ఇది ఈ మాటనే చాలామంది రాశారు, కానీ ఇక్కడ యుధిష్ఠిరుని చేతులు తగలబెడతాను అనలేదండి, అలా మాట అనడు భీముడు. దీనికి సరియైన వ్యాఖ్యానం నీలకంఠ దీక్షితులు వారు ఒక్కరే రాశారు భారతంలో, అది తెలుసుకోవాలి. ఇంకా ఏ అనువాద భారతాల్లోనూ కూడా యుధిష్ఠిరుని చేతులు తగలబెడతానని భీమసేనుడు అన్నట్టే రాశారు. అంటే యుధిష్ఠుడు దోషం చేశాడని భీమసేనుడు కోపం వచ్చినట్టే. కానీ ఇక్కడ స్పష్టంగా కనబడుతున్న అంశం ఏమిటి అంటే, తే అనే మాటకి గొప్ప మాట చెప్పారు ఇక్కడ అనువాదిస్తూ వ్యాఖ్యానిస్తూ నీలకంఠ దీక్షితులు. తే అంటే నీ సమక్షములో ఇక్కడ ద్రౌపదిని అవమానిస్తూ ఉంటే బాహుపరాక్రమం ఉండి కూడా అడ్డుకోలేని చేతులు ఎందుకయ్యా తగలబడిపోని, అందుకే సహదేవ అగ్ని తీసుకురా, ఈ ధర్మరాజు సమక్షంలో నా చేతులు తగలబెట్టుకుంటానన్నాడు భీమసేనుడు. అంతేగాని అన్న చేతులు తగలబెడతానలేదు. ఇది తెలుసుకోవాలండి ఇక్కడ. ఎంత మర్యాదలు, ఎంత అద్భుతం, ఎంత ఉక్రోషం ఉన్నా జాగ్రత్తగా చెప్తాడు. పైగా అసలు ఈ జూదానికి ఎందుకు వచ్చావు, ఎందుకు వచ్చి ఇలా ఆడేవుని అంటాడు ధర్మరాజుని. అంటే అక్కడ సమాధానం అర్జునుడు చెప్తాడు, ధర్మరాజు చేసింది పూర్తిగా న్యాయమే సుమా, ఇందులో సందేహమేం లేదు. ఎందుకంటే రాజైన వాడు సాటిరాజు జ్యూతానికి వచ్చినప్పుడు వెళ్తాడు, ఆడతాడు, అలా వచ్చాడే తప్ప ఈ వంచన గురించి అతనికి తెలియదు గనక అన్నని ఏమీ అనవద్దు అని హెచ్చరిస్తాడు. అప్పుడు వికర్ణుడు లేచి అడుగుతాడు, మీరెవరు యాజ్ఞశేయుని అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేదేమి, ఇంతమంది పెద్దలున్నారే, ఇప్పుడు అతడు ఓడిపోతే ఈమెను తిరిగి పణం పెట్టడానికి అర్హత ఎక్కడుంటుంది, ఆమె ప్రశ్నకు సమాధానం అలాగే ఉంది, మీరెవరు చెప్పలేదేమి, నేను ఇది అంగీకరించిన సుమ. పైగా జూదగాళ్ళని రెచ్చగొడుతూ ఉంటే ఎన్ని పణాలైనా పెడుతూ ఉంటారు ఇక్కడ. అలా రెచ్చగొట్టాడు శకుని, రెచ్చగొట్టబడ్డాడు యుధిష్ఠిరుడు, దానితో ఈ విధంగా జరిగింది. తగని పని సుమ అంటే, ఒకవేళ ఈమెను పణం పెట్టకపోయిన మా దాసేనయ్యా అని అడిగిన వెంటనే వికర్ణుడు అన్నాడు, ఈమె కేవలం ధర్మరాజు సొత్తే కాదు కదా, మిగిలిన నలుగురు అంగీకరించారా అని. అప్పుడు కర్ణుడు ఒక మాట అంటాడు, వాళ్ళు అంగీకరించేది ఏమిటయ్యా, వాళ్ళు దాసులయ్యే రెప్పుడు దాసుడి సంపద కూడా తమ సొత్తే అవుతుంది కదా అని. కర్ణా నీకు మర్యాదలు తెలియ చెప్తున్నాను విను. ఒకడు మనం ఓడించిన తర్వాత దాసుడు అయ్యాక వాడేదైనా సంపాదిస్తే మనకు అవుతుందే కానీ దాసుడు కాకపూర్వం వాడి సంపదలు మనవి కావు, వాడు ఒడ్డితేనే తప్ప అన్నాడు వికర్ణుడు. ఎంత అద్భుతమైన సంభాషణ జరుగుతుంది చూడండి ఇక్కడ. ఈ సంభాషణ చూస్తూ ఉంటే నువ్వేం మాట్లాడుతున్నావయ్యా, ఈమెను మేము ఇక్కడ అవమానించామంటావా, ఆ మాట అతన్ని చెప్పమను కూడదు అని యుధిష్ఠిరుడు. అతను ఎందుకు మౌనం వహించాడనుకున్నావు, ఈమె దాసిగా రావడంలో అతను పణం పెట్టి ఓడిపోయాడు గనక. ఏమి, ఆమెను పణం పెడతాను అన్నప్పుడు అడ్డుకున్నాడా? అంతేకాదు, పైగా నువ్వేమన్నావు ఏకవస్త్ర వివస్త్ర ఇవన్నీ ఎవరికి జరుగుతాయంటే ఎవరు పతివ్రతలై ఉంటారో వాళ్ళకయ్యా, కానీ అనేకులకు భార్య అయిన ఆమెకి ఇది వర్తించదు. ఈమె బంధకి అంటే ఐదుగురు పతులతో ఉన్నటువంటి బంధకి ఈమె కనుక ఈమె ఏకవస్త్రయైనా వివస్త్రయైనా సరే సభలోకి ఇచ్చుకురావాలని నా అభిప్రాయం అన్నట్ట కర్ణుడు. అంటూ దుశ్శాసన సుబాలోయం వికర్ణ ప్రాజ్ఞవాదిక. ఈ వికర్ణుడు ఉన్నాడే దుశ్శాసన, వీడు పనికి మాలినవాడు సుమ. వీడు మనలో ఉంటూ మనకే అగ్ని పుట్టించేవాడు. వీడు ఎలాంటిదంటే అరణిలో పుట్టిన అగ్ని అరణ్యే దహించినట్టు మనలో పుట్టినవాడు మనకే నాశనం చేస్తున్నాడు. చూడు వీడు, ఒంట్లో పుట్టిన రోగం ఒంటినే నాశనం చేస్తుందట. మనకు రోగంలో పుట్టాడు వీడు వికర్ణుడు. మనవాడి మనకి విరుద్ధంగా మాట్లాడుతున్నాడు. పైగా సుబాలోయం మూర్ఖుడితడు, బుద్ధి వికసించలేదు. దుశ్శాసన, సందేహం లేకుండా నేను ఒక మాట చెప్తున్నాను చూడు. పాండవానాంచ వాసాంసి ద్రౌపద్యాశ్చాప్యుపాహరా. పాండవులు వస్త్రాలను వదిలేస్తారు, ద్రౌపది వస్త్రాలని తీసేయి అన్నట్టండి. అంటే ద్రౌపది వస్త్రాలని అపహరించమని చెప్పినది ఎవరు? కర్ణుడు. తెలుసుకోండి, ఒక్క పాపం చాలండి వాడిని సర్వనాశనం చేయడానికి. వాడు సూర్యపుత్రుడు, దానకర్ణుడు, ఎన్నుంటే ఏమి, నిండు సభలో మహాపతివ్రతను అవమానించడానికి అసలు కారకుడు కర్ణుడు. తెలుసుకోండి, ఒక్కడి చాలు వాడిని సర్వనాశనం చేయడానికి, కృష్ణుడు గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా కర్ణుడి మీద సానుభూతి చూపించిన వాళ్ళు స్త్రీ మీద గౌరవం లేని వాళ్ళే. తెలుసుకోండి ఇక్కడ. అందుకు కర్ణుడికి ఒక్క పాపం చాలు వాడు చేసిన పుణ్యములన్నీ దగ్ధం కావడానికి. కర్ణుడే ప్రేరణ. నిజానికి దుర్యోధనుడికి ఎప్పుడూ కూడా బుద్ధి కలగలేదని ఇందాక ఉపోద్ఘాతం చెప్పాం, జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన మాట. ఎప్పుడైతే ఈ మాట అన్నాడో వెంటనే జుట్టు పట్టికి లాగ్గానే మహాకోపం వచ్చింది భీముడికి. ఆ కోపంతో అంటున్నాడు, కురు వృద్ధుల్ గురు వృద్ధ బాంధవులనే కుల్చూచుచుండన్ మదోద్ధరుడై ద్రౌపది నిట్లు చేసిన కలున్ దుశ్శాసను లోక భీకరలీలన్ వధించి తద్విపుల వక్షశైల రక్తోగ నిర్జర మృవీపతి చూచుచుండ అని నాస్వాదింతునుగ్రాకృతి. ఇక్కడ ఇంతమంది పెద్దలు చూస్తూ ఉండగా ద్రౌపదిని ఇట్లు చేసిన కలున్ దుశ్శాసను, వీడిని లోక భీకరలీలన్ వధించి, నన్నయ్య గారి పద్యం చూడండి ఎంత గొప్పగా ఉన్నదో, అద్భుతంగా చెప్తున్నాడు. వధించి తద్విపుల వక్షశైల రక్తౌఘ నిర్జర మృవీపతి చూచుచుండ అని నాస్వాదింతునుగ్రాకృతి. ఈ రాజులందరూ చూస్తూ ఉండగా వక్షస్థలం ఛేదించి దుశ్శాసనుడు గుండె నెత్తురు తాగుతానని చెప్పాడు. ప్రతిజ్ఞ పట్టాడు ఇక్కడ భీముడు. ఈ విధంగా ప్రతిజ్ఞ పట్టిన తర్వాత ఇంకా వికర్ణుడి మాటలు వినలేదు. అమ్మని జుట్టు పట్టి లాగుతున్నారు, ఆ వస్త్రాపహరణం మొదలుపెట్టారు ఇక్కడ. వెంటనే ఆ తల్లి చూసింది, ఎవరిప్పుడు దిక్కు. పెద్దలందరూ నోరు మూశారు, తనవారు అనుకున్నవారు ధర్మాధర్మ మీమాంసలో పడ్డారు. ఆ సమయంలో ఆ తల్లి ఒక్కసారిగా ఇలాంటప్పుడు ధర్మానికి రక్ష, ఎవరూ పట్టించుకోకున్నా నీ వాళ్ళనే వారు కూడా తేల్చలేని పరిస్థితుల్లో నీ వాడై ఆదుకునేవాడు ఒక్కడేనయ్యా. ఆకృష్యమానే వసనే ద్రౌపద్యా చింతితో హరిహి గోవింద ద్వారకావాసిన్ కృష్ణ గోపీజనప్రియ కౌరవై పరిభూతామాం కిన్న జానాసి కేశవ. కౌరవుల చేత అవమానింపబడుతున్న నన్ను ఓ గోవింద ద్వారకావాసి కృష్ణ గోపీజనప్రియ తెలుసుకోలేదా? హే నాథ, హే రమానాథ, ప్రజానాథ్ ఆర్తినాశన కౌరవార్ణవ మగ్నాం ఉద్ధరస్వ జనార్దన. కౌరవులని భయంకరమైన సముద్రంలో మునిగిపోతున్న నన్ను రక్షించవయ్యా. కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద కురు మధ్యే అవసీదతీం. కురు సభ మధ్యంలో అవమానింపబడుతున్న నన్ను రక్షించవయ్యా కృష్ణ అని పరమాత్మని శరణు వేడుతుంటే యాజ్ఞచేన్యా వచశ్రుత్వా కృష్ణో గహ్వరితో భవత్ త్యక్త్వా శయ్యాసనాం పద్మాం కృపాళు కృపయాభ్యగాత్. అక్కడ తన శయ్యపై ద్వారకలో నిద్రిస్తున్న కృష్ణ పరమాత్మ ఒక్కసారిగా తన శయ్య నుంచి లేచి ఇక్కడ గొప్ప మాట చూడండి. ద్వారకానాథ అన్నదిట మొట్టమొదట కృష్ణ పరమాత్మ రాలే, విశ్వాత్మన్ విశ్వభావన అని చివరి మాట. హోయ్ విశ్వవ్యాపక అన్నదిట. ద్వారకలో ఉంటే ద్వారకలోనే ఉన్నాడు ఆ విశ్వవ్యాపకుడు. కానీ విశ్వవ్యాపకుడిని గుర్తించగానే ద్వారకలో ఉన్న పరమాత్మ ఒక్కసారి లేచి చూసేటండి. అక్కడ చూస్తే ఇక్కడ కనబడింది. వెంటనే అనుగ్రహించి కృష్ణంచ విష్ణుంచ హరిన్నరంచ త్రాణాయ విక్రోశతి యాజ్ఞసేని తతస్తు ధర్మోంతరితో మహాత్మా సమావృణోద్వై వివిధై సువస్త్రై. అద్భుతమైన మాట అంటున్నారు వ్యాసదేవుడు ఇక్కడ. కృష్ణుని విష్ణుని హరిని శరణు వేడినటువంటి యాజ్ఞశేని పలుకు విని ఆ పరమాత్మ ధర్మోంతరితో మహాత్మా, ధర్మమును అంతరముగా కలిగిన మహాత్ముడు వివిధములైన వస్త్రములు ఇచ్చట. అకృష్యమానే వసనే ద్రౌపద్యాస్తు విశాంపతే తద్రూపమపరం వస్త్రం ప్రాదురాసీద్ అనేకశ. మునుపు వస్త్రం ఎలా ఉందో అలాంటి వస్త్రములు వివిధ వర్ణములతో వస్తున్నాయి. నానా రాగ విరాగాని వసనాన్యధవై ప్రభో ప్రాదుర్భవంతి శతశ ధర్మస్య పరిపాలనాత్. గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. ఇన్ని వస్త్రములు వేల కొలది ఎందువల్ల ద్రౌపదికి వచ్చేయి, కృష్ణుడి దయండి. ధర్మస్య పరిపాలనాత్, గొప్ప మాట ఇక్కడ. ధర్మమును రక్షించడం వల్ల అన్నాడు. ఈ మాట చాలా చిత్రం. అంటే ధర్మాన్ని రక్షించడానికే బద్ధకంకరుడైన కృష్ణ పరమాత్మ ధర్మరక్షణకై ఈ పనిచేశాడు. ఒకటి, ద్రౌపది తన ధర్మాన్ని తాను రక్షించుంది గనక కాపాడేట. ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఇంకా ధర్మోంతరితో ఇంత సభలో ధర్మమునందున్నాడు నా పతి అని చెప్పింది. ఒక్క నింద కూడా చేయలేదు. అదొక ధర్మం. అంతేకాదు ఇది ధర్మమేనా అని ప్రశ్నిస్తుంది. ధర్మస్పృహ, ఆమెకున్న ధర్మస్పృహకి సంతోషించి ధర్మ పరిపాలన వల్ల ఆమె ధర్మమునే ఆమెకు వస్త్రములుగా చేసి పరమాత్మ అనుగ్రహించాడు. ధర్మాంతరితో ధర్మో రక్షతి రక్షిత. అంటే భగవత్ శరణాగతి నిజమే. భగవంతుణ్ణి శరణు వేడితే నీ ధర్మంతో నిన్ను రక్షిస్తాడు పరమాత్మ. ఇది తెలుసుకోవాల్సింది. అద్భుతమైన భావం ఇందులో దాగి ఉన్నది. తదద్భుత తమంలోకే వీక్ష సర్వే మహీధృత. ఒక్కసారి అది చూసినటువంటి మొత్తం రాజులు ఆశ్చర్యచకితులైపోయారు. ధృతరాష్ట్రుడు ఏం జరిగింది అడుగుతున్నట్ట. జరిగింది వివరిస్తున్నారు. యదాతు వాససాం రాశి సభామధ్యే సమాచిత. మొత్తం వస్త్రముల రాశి పడింది సభామధ్యంలో. తతో దుశ్శాసన శ్రాంత వీడిత సముపావిశత్. దుశ్శాసనుడు అలసిపోయి సిగ్గుపడి నేల కూలబడ్డాడు. అమ్మ రక్షింపబడింది. రక్షించిన కృష్ణ పరమాత్మకు మనం నమస్కారం చేసుకుందాం. ఇక్కడ ఎంత అద్భుతమైన సన్నివేశంలో ఇక్కడ ద్రౌపదీదేవి ధర్మనిష్ట, పరమాత్మ యొక్క అనుగ్రహం మనం తెలుసుకున్నాం. మిగిలిన సన్నివేశాన్ని రేపు తెలుసుకుందాం.